ఇంతవరకు మీరు ఎంతో మరి ఇన్ని గంటలు మా సమయంలో ఇద్దరే చెప్పుకున్నారు, మా కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూర్చుని ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. మరి కాబట్టి ఎవరైతే ప్రశ్నలు అడగదలుచుకున్నారో వారు మరి ఆ కెమెరాకి వెనక వచ్చి క్యూలో నిలబడగలరని నేను ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న పాస్టర్ కే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి ఉంటుంది, రెండవ ప్రశ్న బ్రదర్ షఫీకి ఉంటుంది. కాబట్టి అక్కడ వీలుగా ఉన్నట్లయితే వాలంటీర్స్ తో నేను కోరుతున్నాను రెండు వరుసలు పెట్టగలరని. పూర్తిగా ఐదు ప్రశ్నలు ఉంటాయి, ఐదు ప్రశ్నలు పాస్టర్ గారికి, ఐదు ప్రశ్నలు బ్రదర్ షఫీ గారికి. ప్రతి ప్రశ్నకు 5 నిమిషాల సమయం కేటాయించబడుతుంది ఆన్సర్ ఇవ్వడానికి. ఈ 5 నిమిషాల్లో వక్త తనకు తోచిన విధంగా, ఆయనకి నచ్చిన విధంగా ఆ యొక్క ఆన్సర్ ని జవాబునిచ్చేటటువంటి అధికారం వక్తకు ఉంది. ఏ ప్రశ్న అడిగేటటువంటి ఏ వ్యక్తి కూడా వక్తని ఇన్సిస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. వారు ప్రశ్న అడిగి కామ్ గా ఉండాలి, వారికి అనువైన రీతిలో వారు సమాధానం వారి జ్ఞానాన్ని బట్టి వారు ఇస్తారు. అయితే ప్రశ్న అడిగి వారు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. దాంట్లో మొదటి నియమము, వారు ప్రశ్నించేటప్పుడు వారి యొక్క పేరును మరియు వృత్తిని తప్పకుండా క్లియర్ గా తెలియచేయాలి, ఎందుకంటే వక్తకి మరి సమాధానం ఏమిటో అనువుగా ఉంటుంది కాబట్టి. రెండో విషయము, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సోదరుడు కూడా ఒకే ఒక ప్రశ్నను మాత్రమే అడగలడు, రెండో ప్రశ్నకి అనుమతి లేదు. మూడో విషయం, ప్రశ్నలు ఈనాటి అంశం మీద, యేసు సిలువపై చనిపోయాడా, యేసు సిలువపై చనిపోయారా, ఇదే అంశంపై ఉండాలి. వేరే అంశంపై ప్రశ్నలు మీరు వేస్తే నేను అంగీకరించను. ప్రశ్నలు సూటిగా ఉండాలి, ప్రశ్నలు సూటిగా ఉండాలి. ఆల్రెడీ చాలా ప్రసంగాలు మనం వినేసాము, ఇంకా ప్రసంగాలు వినే ఓపిక ఎవరికీ లేదు కాబట్టి ప్రశ్నించేవారు ప్రసంగాలు చేయవద్దు. దయచేసి వారి యొక్క ప్రశ్న సూటిగా అడగండి, వక్తలకి అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం వాళ్ళకి ఉంది. దే ఆర్ వెరీ గుడ్ స్కాలర్స్. ఐ థింక్ నేను చెప్పినటువంటి నియమ నిబంధనలు అనుసరించి క్వశ్చన్స్ అడుగుతారని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న పాస్టర్ కే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి. నా పేరు అజయ్, నేను ఒక క్రైస్తవ మతస్థుని. ముందుగా ఇస్లాం స్వీకరించి 7 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు బీటెక్ క్వాలిఫికేషన్. అది నా ప్రశ్న వచ్చేసి చర్చ్ పాస్టర్ గారికి. కీర్తనల గ్రంథం 118:17 వాక్యాల్లో నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను విషదపరిచేదను, దేవుడు నన్ను కఠినముగా శిక్షించునే గాని మరణమునకు అప్పగించలేదు. అదేవిధంగా యెషయా గ్రంథం 51:14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఈ రెండు లేఖనాలు ఎవరి గురించి చెప్పబడ్డాయో వివరించవలసిందిగా చర్చ్ పాస్టర్ ని కోరుచున్నాను. బ్రదర్, మీరు అడిగిన ప్రశ్న, రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి, కీర్తనల గ్రంథము 18:18 118:18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమును అప్పగింపలేదు. నేను వచ్చిన అంతే, అక్కడి వరకేనండి. కీర్తనల గ్రంథం 118:17 వాక్యాల్లో నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను విషదపరిచేదను, దేవుడు నన్ను కఠినముగా శిక్షించునే గాని మరణమునకు అప్పగించలేదు. అదేవిధంగా యెషయా గ్రంథం 51:14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఈ రెండు లేఖనాలు ఎవరి గురించి చెప్పబడ్డాయో వివరించ. ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు, రైట్. ఇది యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రవచనాలు ఏమైతే నెరవేరాయో అవన్నీ ప్రవచన నెరవేర్పు గురించి అని చెప్పేసి క్రొత్త నిబంధన గ్రంథములు ఇది యేసు ప్రభు వారి గురించే అయితే, ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదని యేసు ప్రభు వారి గురించే కనుక ఇది చెప్పుంటే కనుక డెఫినెట్ గా దీని యొక్క రిఫరెన్స్ క్రొత్త నిబంధన గ్రంథంలో సువార్తల్లో ఉంటుంది. మీరు ఇది సువార్తలో ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అనేది ఆయన చెప్పారు. అది 100% యేసు ప్రభు వారి గురించి చెప్పిన ప్రవచనం. ఆ లేఖనంలో కేవలం ఎముకలు రక్షించుకుంటా అన్నాడా? లేదు, ఆయన ప్రాణాలు రక్షించుకుంటాను ఎముక విరగకుండా. తర్వాత ఆయన మరణించలేదు లేక మరణమునకు అప్పగించలేదు అని మాత్రం ఎక్కడ కూడా ప్రాఫిటికల్ వాడు కొత్త నిబంధన గ్రంథంలో సువార్తలో ఎక్కడా లేదు. కాబట్టి ఆయన మనల్ని మరణమునకు అప్పగింపలేదు అనేది సువార్తల్లో ఉంటే కనుక అప్పుడు అది యేసు ప్రభు వారికి సంబంధించిన ఆ యొక్క ప్రాఫెసీ అని మనం చెప్పగలం. కాబట్టి ఏదైనా సరే ఒక ప్రాఫిటికల్ వర్డ్ ఒక ప్రాఫెసీ ఒక ప్రవచనము యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరింది అంటే ప్రతి దానికి కూడా ప్రవచనము నెరవేరునట్లుగా అని చెప్పి అక్కడ ప్రవచనాన్ని కోట్ చేశాడు కొత్త నిబంధన గ్రంథంలో. కాబట్టి అక్కడ ఈ ఇదే ప్రవచనాన్ని కొత్త నిబంధన గ్రంథంలో మనం కోట్ చేస్తుంటే అది యేసు ప్రభు వారి గురించి చెప్పబడిందని మనం చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ బ్రదర్ షఫీ. మీ పేరు మీ వృత్తిని తెలియచేయాలి. నా పేరు బాబ్ ఎలెఫ్ పిక్చర్స్. నేను మినిస్ట్రీలో ఉన్నాను, ఆమె పాస్టర్. షఫీ గారికి నేను ప్రశ్న వేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గతంలో నేను ఒక బస్సుకు వెళ్తుంటే ఒక బస్సులో ఇలా ఉంది, ఏదంటే బ్రేక్ ఎనీ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ అని. సో నేను గ్లాస్ బ్రేక్ చేసిన తర్వాత సార్ నా కడుపు నొప్పి వస్తుంది అని అనుకోండి. సో ఆ ఎమర్జెన్సీ అని చెప్పిన దాన్ని వాడు పెట్టిన ఎమర్జెన్సీ అనే కాంటెక్స్ట్, నేను అర్థం చేసుకున్న ఎమర్జెన్సీ అనే కాంటెక్స్ట్ కూడా చాలా డిఫరెంట్. సో సేమ్ యాంగిల్. సో మీరు ప్రశ్న వేస్తున్నప్పుడు, మీరు ఆన్సర్ ఇస్తున్నప్పుడు మీరు కోట్ చేసిన అనేకమైన వర్సెస్ మీరు మిస్ కాంటెక్స్ చేసి అది ప్రజెంట్ చేస్తారు. అందుకని ఎనీ టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఇస్ ప్రీటెక్స్ట్. సో అది మొదటిది. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన తిరిగి లేవలేదు అనే విషయం చెప్తుంది, తిరిగి లేచాడు అని చెప్పాలంటే ఆయన చనిపోయాడని బైబిల్ చెప్తుంటే, ఖురాన్ చెప్పట్లేదు అనే మాటలో ఈ రెండింటి మధ్యలో కాంట్రడిక్టరీ ఉంది. సో రెండిట్లో ఒకటే సత్యం అవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు దీనికి ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోలేదు అని చెప్పడానికి ఎర్లీ చర్చ్ యొక్క హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఖురాన్ సత్యం అని ఎలా చెప్పగలరు అని అంటే రిలయబిలిటీ మీద నేను క్వశ్చన్ చేస్తే ఖురాన్ చెప్పింది అనేది ఆన్సర్ కాదు. బ్రదర్ మీ క్వశ్చన్ యేసు సిలువపై మరణించాడా అని? నేను వస్తున్నాను. అదేంటంటే నేను హిస్టారిసిటీ మీద కూడా క్వశ్చన్ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చచ్చిపోయాడు, చచ్చిపోలేదని మీరు అంటున్నప్పుడు చచ్చిపోలేడు అని చెప్పడానికి మీరు హిస్టారికల్ ఎవిడెన్స్, అది కూడా ఫస్ట్ సెంచరీ హిస్టారికల్ ఎవిడెన్స్ మీరు ఇవ్వగలరా? ఎందుకంటే నా దగ్గర ఉన్నది, నేను కొంచెం చేస్తున్నాను. కొరియన్ స్టాక్టస్ 52-54 ఉన్న రోమన్ హిస్టోరియన్, అలాగే లూసియస్ సమోసట, అలాగే ఫ్రానిస్ జోసెఫస్, అట్లాగే ఇంకొకటి ఏంటంటే అరబిక్ ఒక టెక్స్ట్ ని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. కితాబ్ అల్ అల్వాన్ అల్ ముక్కల్లా ది ఫైదల్ అల్హిక్మా అనే బుక్ లో యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోయాడు అన్న విషయం చాలా క్లియర్ గా ఉంది. అలాగే సెనటస్, అట్లాగే ఫిలినిస్ అండ్ టెట్రోలియన్ అండ్ సమారిటియన్, లేకపోతే పలస్, అలాగే ఫిలిని, ఇలాంటి హిస్టోరియన్స్, ఎర్లీ చర్చ్ అది కూడా మొదటి శతాబ్దం యొక్క హిస్టోరియన్స్ ఆయన సిలువ మీద చనిపోయాడని ఎవిడెన్స్ ఇచ్చింది. అది నమ్మకుండా 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖురాన్ చెప్పిన విషయం నో, అది నో అని చెప్తుందని మీరు కొట్టుబడేస్తారు. ఇప్పుడు మీరు హిస్టరీని కొట్టేస్తారా? ఇది నా ప్రశ్న. సోదరుల వారు, పాస్టర్ గారు దాదాపుగా 2-3 నిమిషాలు ప్రసంగం చేశారు. మరి వారి 2-3 నిమిషాల ప్రసంగంలో వారు చెప్పిన విషయం ఏమిటి అంటే, హిస్టారియన్స్ యేసు చనిపోయారు అని చెప్పినటువంటి కొంతమంది చరిత్రకారుల యొక్క రిఫరెన్సెస్ ఇచ్చారు. యేసు వారు ఎందుకు ఏం చెప్పారో తెలుసా? మార్కు సువార్త 12:24 మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే పొరబడుచున్నారు. ఏదైనా ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం ఎక్కడ వెతకాలి? చరిత్రలోనా, లేఖనాలలోనా? మీరు చరిత్రనాధారంగా యేసువారు చనిపోయారు అని చరిత్ర చెబుతుంది అన్నారు. రకరకాల చరిత్రలు ఉన్నాయి. మీరు చరిత్ర గురించే మాట్లాడితే గర్బన్ అనే ఒక చరిత్రకారుడు జీసస్ క్రైస్ట్ అనే పుస్తకం రాశాడు. అతను ఏమంటున్నాడో తెలుసా? యేసువారు శిలువలో చనిపోలేదు, శిలువ నుండి తప్పించుకున్నారు, అక్కడి నుంచి భారతదేశం కాశ్మీర్కి వచ్చారు, కాశ్మీర్ లో అక్కడ జీవితం గడిపారు అని అంటున్నాడు చరిత్రకారుడు. దీన్ని మీరు నమ్ముతారా? నికోలస్ నుండి శాస్త్రవేత్త ఏమంటున్నాడు తెలుసా? అతను రష్యన్ చరిత్రకారుడు. అతనేమంటాడంటే, జీసస్ క్రైస్ట్ కాశ్మీర్కి రావడమే కాదు, అక్కడ పెళ్లి చేసుకున్నారు, సంతానం కూడా కన్నారు, అక్కడ అతని సమాధి కూడా ఉందని నికోలస్ అనే చరిత్రకారుడు చెప్తున్నాడు. ఈ చరిత్ర మరి మీరు తీసుకుంటారా? స్ట్రావుస్ అనే క్రైస్తవ పండితుడు ఉన్నాడు, ఇతను క్రైస్తవుడు చరిత్రకారుడు కూడాను. ఇతనేమన్నాడు తెలుసా? శిలువ మీద యేసుని ఎక్కించలేదు, యేసుకు బదులుగా సైమన్ అనే వ్యక్తిని ఎక్కించారని ఇతను ఒక చరిత్రకారుడు, ఇతను పుస్తకం రాస్తున్నాడు. ఈ చరిత్ర మీరు ఒప్పుకుంటారా? జాన్ ఎలిజర్ రమ్స్బర్గ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను ద క్రైస్ట్ అనే బుక్ రాశాడు. అతనేమన్నాడు తెలుసా? ఇతను చరిత్రకారుడే. అసలు చరిత్రలో జీసస్ అనే వ్యక్తే గతించలేదు, ఇది ఒక అపోహ, ఇది ఒక ఉదంతం మాత్రమే అంటున్నాడు. ఏ చరిత్రను తీసుకుంటారు? విశ్వాసం కోసం చరిత్ర మీద ఆధారపడితే రకరకాల చరిత్రలు వస్తాయి. కాబట్టి లేఖనాలను తెలియని వారు పొరపడతారు. లేఖనాలను చూడండి, మీరు లేఖనాలు ఏ లేఖనాలతో నేను చెప్పాను, మీరు ఏ లేఖనాలు తెలియాలంటే యేసు శిలువ వాస్తవాలు నేను ఆ ప్రసంగంలో స్పష్టమైన లేఖనాలు నేను చెప్పాను, స్పష్టమైన లేఖనాలను తెలియచేస్తాను. ఆ లేఖనాల వెలుగులో తెలుసుకోవాలి, చరిత్ర వెలుగులైతే దారి తప్పిపోతాం. మొదటి విషయం. రెండో విషయం చూసుకున్నట్లయితే ఖురాన్ 600 సంవత్సరాల తర్వాత వచ్చింది, దాని మీద ఏంటి ఎవిడెన్స్, దాన్ని ఎలా నమ్మగలుగుతా ఉన్నారు? ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ యేసు తర్వాత వస్తుందని స్వయంగా బైబిల్లోనే కనబడుతుంది. బైబిల్లో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వాక్యంలో చదివితే అక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, అక్షరములు తెలియని వానికి దయచేసి దీనిని చదవమని అప్పగించబడను, అతడు నాకు అక్షరములు చదవటం రాదు అని ఉంటుంది. దానికి డీటెయిల్లోకి వెళ్ళండి, నేను బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం అక్కడ ఒక స్పీచ్ నేను ఇచ్చాను, దాంట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, దానికి చదవండి. ఖురాన్ అథెంటిసిటీ ఏమిటి, బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు విశ్వసించని ఖురాన్ తప్పకుండా చెబుతుందన్న విషయం మీకు తెలుస్తుంది. మీ ప్రసంగం సమాధానం లభించిన ఆశిస్తున్నాను. మరి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, నేను ప్రసంగించండి యేసు శిలువ వాస్తవాలని సిడి, బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు సిడి తీసుకోవాల్సిందిగా నేను మీకు అందచేస్తున్నాను, తీసుకోవాల్సి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి పాస్టర్ గారు వస్తారని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా సోదరుల వారు ఏదైతే చరిత్ర గురించి తెలియచేయడం జరిగిందో ఆ చరిత్రకు సంబంధించి మీకు ఇంకా ఆధారాలు కావాలంటే రకరకాల చరిత్రలు జీసస్ గురించి గూగుల్లో ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ అని క్లిక్ చేయండి, లేకపోతే ద లైఫ్ ఆఫ్ సెయింట్ ఈసా అని క్లిక్ చేయండి, రకరకాల చరిత్రలు వస్తాయి. కాబట్టి చరిత్ర మీద ఆధారపడపకండి, చరిత్రలో రకరకాల చరిత్ర లేఖనాల మీద ఆధారపడమని మీకు చెప్తుంది నా సందేశం. ఇంకా ఎన్ని నిమిషాలు మిగిలిందండి నా సమయం? ఇంకా 1 నిమిషం నాకు మిగిలింది. సోదరుల వారు ప్రశ్న అడిగారు పాస్టర్ గారిని, 118వ కీర్తన 17 వాక్యాల్లో ఉన్నటువంటిది ఎవరి గురించి అంటే వారు ఎవరి గురించో మాత్రం చెప్పలేదు, ఇది యేసు గురించి కాదు అన్నారు. ఇది యేసు గురించి కాదు అని ఎలా చెప్తున్నారు? ఉదాహరణకి ఇది పెన్ కాదు అని మీరంటే ఎందుకు కాదో చెప్పాలి, ఇది పెన్ అని ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే 118వ కీర్తన 17 వాక్యాలు యేసు గురించి అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఎలాగంటే 22వ వాక్యం చదవండి, అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 22వ వాక్యం ఏముంది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరా మూలకు తలరాయి? యేసే. అక్కడ యేసు గురించి ప్రస్తావన నడుస్తుంది, అక్కడ యేసు గురించే నేను చావను, ఆయన నాకు మరణానికి అప్పగించలేదని స్పష్టంగా ఉందన్న విషయం తెలుస్తుంది. మరి మీరు అన్నారు కొత్త నిబంధనలో కోట్ చేస్తారు, మరి కోట్ చేస్తే మీరు నమ్ముతారా? ఇదే ప్రవచనాన్ని కొత్త నిబంధన గ్రంథంలో మనం కోట్ చేస్తుంటే అది యేసు ప్రభు వారి గురించి చెప్పబడిందని మనం చెప్పగలం. కోట్ చేస్తారు మీరు నమ్మితే చదవండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1-7 వాక్యాలు అక్కడే ఉంది, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, ఆదుకును నా సేవకుడు, 7వ వాక్యం నేను కాపాడాను. ఈ లేఖనాలు కోట్ చేశాడు మత్తయి సువార్తికుడు 12వ అధ్యాయం 17-21 వాక్యాల్లో. మరి మీరు కోట్ చేసిందే నమ్మేటట్లయితే దేవుడు ఆదుకున్నాడని దేవుడు కాపాడుకున్నాడని ఈ లేఖనాన్ని నమ్మండి. యేసులోప చనిపోదని లేఖనం స్పష్టంగా చెప్తుంది, సువార్తికులు కోట్ చేస్తున్నారు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రెండో ప్రశ్న. హలో, నేను గుంటూరు నుంచి వచ్చానండి, నా పేరు సర్దారు. యేసు చనిపోయాడు, ప్రాణము విడిచాడని స్వార్థికులు వ్రాసినప్పుడు ఫలానా ఈ లేఖనం నెరవేరినట్టు ఇది జరిగిందని ఏ లేఖనైనా 4 స్వార్థికుల్లో ఏ ఒక్కరైనా దీన్ని కోట్ చేశారా? బ్రదర్ మళ్ళీ ఒకసారి చదవండి క్వశ్చన్. రిపీట్ చేయండి బ్రదర్. యేసు చనిపోయాడు, ప్రాణం విడిచాడు అని స్వార్థికులు వ్రాసినప్పుడు ఫలానా ఈ లేఖనం నెరవేరినట్లు ఇది జరిగిందని ఏ ఒక్క లేఖనైనా 4 స్వార్థికుల్లో ఏ ఒక్కరైనా కోట్ చేశారా? రైట్. యేసు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి క్రియ కూడా అది ప్రవచనంలో లేదు కాబట్టి ఇది జరగకూడదని ఏముందా? యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచుతాడనేది ఎక్కడైనా లేఖనంలో ఉందా? మరి ఎందుకు నెరవేరింది అన్నట్టుంది. ఏమండి, ఒక లేఖనంలో ఉంటేనే నెరవేరాలా? లేఖనంలో లేకపోతే నెరవేరకూడదా? నెక్స్ట్, ఇందాక బ్రదర్ షఫీ గారు చెప్పారు, నేను అడిగినది కీర్తన గ్రంథం 118వ కీర్తన, యెహోవా తన నన్ను కఠినంగా శిక్షించను గాని నన్ను మరణమునకు అప్పగింపలేదు అనేది లేదన్నాను అని యెషయా గ్రంథం అన్నారు, లేకపోతే ఆ క్రిందకు వచ్చి ఇల్లు కట్టువారు నిషేధం అది ఉంది, పైది లేదు. ఇది చూపించి అది కూడా మీరు దానికే సంబంధించింది అని చెప్పడం కాదు, నాకు అది చూపించండి అప్పుడు అది చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడండి. థ్యాంక్ యూ బ్రదర్. రెండవ ప్రశ్న సోదరుడు షఫీ గారి కోసం, సెకండ్ క్వశ్చన్. సార్, నా పేరు రాజబాబు అండి, నేను కేన్ ఎనర్జీ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్ గా చేశాను, ప్రస్తుతం చేయట్లేదు. షఫీ గారికి నేను అడిగే విషయం ఏంటంటే, క్రైస్తవులైనా హిందూ ముస్లిమ్స్ అయినా మనం అందరం కూడా యేసు క్రీస్తు అని నమ్ముచున్నాం, యేసు క్రీస్తు అని నమ్ముతున్నాం. ఇప్పుడు యేసు క్రీస్తు అనేది ఒక మనిషి పేరుకి అంటే పిలవడానికి మాత్రమే పరిమితమా? దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉంటే అర్థం ఏంటి? అయితే సార్ చెప్పింది ఇందాక ఏంటంటే రక్తము ద్వారా పాప పరిహారం అవుతుందని. బ్రదర్ ఓన్లీ వన్ క్వశ్చన్, దాని కంటిన్యూషన్ చేస్తున్నాను సార్. ఒక్కొచ్చినే చేస్తున్నాను దీన్ని ప్లీజ్. అందుకే ముందుగా చెప్పాను నేను, యేసు ప్రశ్న రిపీట్ చేయండి మీది. అదే చెప్తున్నాను సార్, మళ్ళా ఇది అంశం మీద వెలుగులో ఉండాలి బ్రదర్. యేసు అంశం మీద సార్, ఇందాక సార్ మాట్లాడిన దాని మీద నేను మాట్లాడుతున్నాను. చెప్పండి ఒక ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయండి. రక్తం ద్వారా పాపాలు పరిహారం కావు ఇందాక చెప్పడం జరిగింది. అయితే యేసు క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటి? అర్థంలో రక్తం ద్వారా పాపాలు పరిహారం అవుతాయి అనేది ఏముందా? ఒక విధంగా చూస్తే బైబిల్లో చూసినా కురాన్లో చూసినా మీ క్వశ్చన్ అయిపోయింది కదా అనేది సమాధానం అడిగారు. దానికి సమాధానంగా చెప్తున్నాను. దానికి సమాధానం మీరు కాదు, వక్త ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగేవారు, సమాధానం వక్త ఇస్తారు. మీకు సమాధానం కావాలా? ప్రశ్న ప్రశ్న పూర్తి అవ్వలేదు. క్రీస్తు అర్థం ఏంటని అడిగారు, రక్తం ఉందా అని అడిగారు. అవునా కదా, ప్రశ్న పూర్తి అవ్వలేదండి. చెప్పండి, ఇలా అడగకుండా ఉంటే ప్రశ్న అయిపోయింది పడికి. చెప్పండి చెప్పండి. ఇలా చూస్తే ఒక బైబిల్లో చూసినా మన ఖురాన్లో చూసినా దేవుడు విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నట్టుగా అబ్రహాంను పంపి తన కుమారుని బలిమ్మంటాడు. బ్రదర్ మళ్ళా మీరు లెక్చర్ ఇస్తున్నారు సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నో నో నో, ఐ మాత్రమే మీరు యు ఆస్ క్వశ్చన్. అనుకోదు ఆన్సర్ అనుకోదు, క్వశ్చన్ మాత్రమే, క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ అనుకోదు. తీసుకెళ్తాడు, తీసుకెళ్లిన తర్వాత ఆయన్ని బలిమ్మంటాడు. బలి ఇవ్వడానికి ఆయన చూస్తాడు. చూసినప్పుడు నాకు అక్కర్లేదు నాయన, నువ్వు చాలా మంచి విశ్వాసం అంటాడు అక్కడ. బ్రదర్ ఇవన్నీ అడుగు అక్కడ, నాకు అక్కర్లేదు, నువ్వు చాలా మంచాడు కనుక నిన్ను ఇలా ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ పుట్టేల్ని తీసుకొచ్చి బలిమ్మంటాడు. కారణం ఏంటి? దీనికి కావాలంటే రిఫరెన్స్ గా నేను ఒక వచనం నుంచి చదువుతాను. సమయం అయిపోయింది అనుకుంటున్నారు కనుక కొంచెమే పూర్తిగా ఇచ్చే అవకాశం లేకుండా. మీరు ప్రశ్న అడిగేశారు, అయిపోయింది, మీరు కూర్చోండి సమాధానం. ఈ రెండు వాటికి యేసు అనే నామానికి అది రక్తం ద్వారా మిళితమై ఉందని మాట్లాడుతున్నాను నేను. దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అడుగుతున్నాను. ప్రశ్నకి సమాధానం ఇచ్చేటువంటి పర్మిషన్ ఉంది వక్తలకి. దయచేసి ఒక ప్రశ్నకి మాత్రమే సమాధానం ఇవ్వగలరు. సోదరుల వారు ప్రశ్న అడిగారు, ఇక్కడ నాతో వాదించడం కోసం పాస్టర్ గారు ఉన్నారు, మీరు వాదించాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు వాదిద్దరు, కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మరి వారు అన్నారు యేసు క్రీస్తు అని ముస్లిమ్స్ నమ్ముతున్నారు, క్రైస్తవులు నమ్ముతున్నారు. క్రీస్తు అని అంటమేనా, నమ్మటే ఉందా, దాని అర్థం ఏంటి అన్నారు. క్రీస్తు అన్న పదం ఎలా వచ్చింది? క్రైస్ట్ అనే పదం నుంచి వచ్చింది. ఓకేనా? క్రైస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మెస్సయ్యా, మసీహ్ అన్న పదం నుంచి వచ్చింది. మసీహ్ అంటే ఏమిటో తెలుసా? మసా స్పర్శించుట, యేసువారు స్పర్శించుట ద్వారా స్వస్థత కలగ చేసేవారు, మసీహ్ అన్న పదము. ఓకేనా? యేసువారు స్వస్థత కలగ చేసేవారు అన్న విషయం మేము నమ్ముతున్నాం. అది మీరు రక్షకుడు అన్నారు. యేసు అన్న పదానికి రక్షకుడు అని బైబిల్లో రాయబడి ఉంది. యేసు అంటే రక్షకుడు. మరి ఎలా రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు? నేను రక్షకుడు ఎవరు అని ఒక ప్రసంగం చేశాను, ఆ సిడి మీరు చూడవచ్చు. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. జక్కయ్య దగ్గర వాళ్ళ ఇంటికి యేసు వెళ్తారు, పుట్టివాడు అంటే జక్కయ్య ఇంటికి. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య అంటే ఈ రోజు నీకు రక్షణ వచ్చి ఉన్నది. అక్కడ యేసు గురించి, యేసు శిలువ చనిపోతారన్న ప్రస్తావన లేదు, రక్త ప్రస్తావన లేదు, బలి ప్రస్తావన లేదు. జక్కయ్య మారు మనసు పొందాడు, రక్షణ వచ్చిందని యేసు స్వయంగా చెప్తున్నారు. రక్షణ ఎలా వస్తుంది? యేసు మాటలు విని దాని ప్రకారంగా మారు మనసు పొందిన వారి. యేసువారు స్పష్టంగా అన్నారు, యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపినవాని విశ్వసించి, నన్ను పంపినవాని విశ్వసించేవారు నిత్య జీవం గలవాడు అన్నారు. ఆయన మాట వినాలి, మాట ప్రకారంగా మారు మనసు పొందాలి. మీ ప్రశ్న సమాధానం లభించింది ఆశిస్తున్నాను. మరి ఇంతకుముందు మన పాస్టర్ గారికి ఒక ప్రశ్న అడగడం జరిగింది, మరి యేసు బిగ్గరగా కేకేసి ప్రాణము విడిచాను అని అని వాక్యాలు సువార్తలు రాశారు కదా, అక్కడ ఈ లేఖనం నెరవేరునట్లుగా ఇది జరిగాను అని రాశారా అన్నారు. మరి అక్కడ వారు దానికి సమాధానం స్పష్టంగా చెప్పలేదు. ఏ సువార్తికుడు కాని, మత్తయి మార్కు లూకా యోహాను, ఏ సువార్తికుడు కాని అతను మరణించను, అతను ప్రాణము విడిచను అని రాసినప్పుడు ఫలానా లేఖనం నెరవేరునట్లుగా జరిగింది అని రాయలేదు. ఎందుకంటే ఏ లేఖనం కూడా లేదు కాబట్టి, ఉంటే రాసేవారు. గమనించాలి ఈ విషయాన్ని. ఇంకొక విషయము, మూల ఇక్కడ చూసుకున్నట్లయితే 118 కీర్తన 17:18 వాక్యాల్లో, దాని కింద 22 వాక్యము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలగ తలరాయి అయ్యను అని నేను చెప్తే అది మూలగ తలరాయి అయ్యను అది యేసుక్రీస్తు గురించే అన్నారు. మరి దాని పై భాషం యేసుక్రీస్తు గురించి కాదు ఎలా? కాకపోతే ఎవరి గురించో మీరు చెప్పాలి. ఇది కాదు అన్నారు, కాకపోతే మరి ఏంటి? నేను స్పష్టంగా చెప్తున్నాను, కింది వాక్యం యేసువారి గురించి, దాని పై వాక్యం యేసువారి గురించే. ఆ వాక్యం నెరవేరినట్లు కూడా చెప్పాను. ఎలా? అపొస్తలకరం 1:3 ఆయన అనేక ప్రమాణాలు చూపించి తన్ను తను సజీవుడిగా కనబరుచుకున్నారు. ఇది మరొకసారి మరి ఈ విషయాన్ని గురించి వారు ఆలోచించాలని నేను వారిని కోరుచున్నాను. ఆ తర్వాత వారి చివరిక ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు, శిష్యులందరూ పారిపోయారని మీరు చెప్పారు కదా, అక్కడ యోహాను అనే శిష్యుడు ఉన్నాడని చెప్తే ఏం మాట్లాడలేదు, చెప్పొచ్చు కదా యోహాను ఉన్నాడని ఒక మాటలో ఒప్పుకోవచ్చు కదా అన్నారు. అయితే ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? వారన్నారు యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అని రాసింది వార్తికులు, వారు అక్కడ సాక్ష్యం కళ్ళారా చూసిన సాక్ష్యం అన్నారు. ఇదంతా కూడా యోహాను భక్తుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. నేనంటున్నాను యోహాను బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినని ఎక్కడా రాయలేదు. మీరు గమనించాలి, మొత్తం సువార్త చదువుకోండి. యోహాను సువార్త ఎక్కడ? యోహాను సువార్త కూడా రాయడు. అతను ఏం రాశాడు తెలుసా? అతను యోహాను సువార్త 19:26 ఆత్మను అప్పగించుకోనేను అని ఉంది. ఆత్మను అప్పగించుకోనేను అని అతను రాశాడు. యేసు వారు అన్నారు, అసలు ఆ మాట యేసు వారు ఎందుకు అన్నారు తెలుసా? లేఖనంలో వ్రాయబడి ఉంది కాబట్టి అన్నారు. ఎక్కడ? 5:5 ఈ వాక్యం ఆత్మను అప్పగించుకుని. మరి ఆ లేఖనం మొత్తం చదవండి, అధ్యాయం మొత్తం చదవండి. 22:22 అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఏముంటుంది? యేసు వారు భీతి చెందినవాడై నీకు కనబడకుండా నాశనమైతేనని అనుకుంటుని, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివని అదే అధ్యాయం చెబుతుంది. కాబట్టి ఒక వాక్యం చూసినప్పుడు దాని లేఖనం చూడాలి, లేఖన యొక్క కాంటెక్స్ట్ చూడాలి. ఇక్కడ చూడకుండా మాట్లాడితేనే ఇక పొరపాటు జరుగుతుంది. కాబట్టి మీ ప్రశ్న సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. నా పేరు అబుల్ హసన్, నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ని. నా ప్రశ్న ఫాస్టర్ గారికి, షఫీ గారు యేసు చనిపోలేదు అని బైబిల్ నుండి 100కు పైగా లేఖనాలు చెప్పారు, మరి ఆ లేఖనాలు యేసు గురించే అని మీరు ఒప్పుకుంటున్నారా? క్వశ్చన్ మళ్ళీ చెప్పండి ఒకసారి. షఫీ గారు యేసు చనిపోలేదు అని బైబిల్ నుండి 100కు పైగా లేఖనాలు చెప్పారు, మరి ఆ లేఖనాలు యేసు గురించే అని మీరు ఒప్పుకుంటున్నారా? 100కు పైగా లేఖనాలు చెప్పారు, కరెక్టే. 100కు పైగా లేఖనాలు చెప్పింది ఎలా చెప్పారంటే, ఇందాక నేను అడిగినట్టుగా చెప్పారు. ఎలాగంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి గురించి ప్రవచనం చూపించి, ఆయన మరణము నుండి నన్ను అప్పగింపలేదు, అది కూడా కంటిన్యూషన్ కాబట్టి ఆయనకే చెందుతాది అని చెప్పారు తప్ప అది మాత్రం ఎక్కడ చూపించలేదు. ఫస్ట్ థింగ్, అది మాత్రం ఎక్కడ చూపించలేదు. ఫస్ట్ థింగ్ 118:17 చూసినట్లయితే అక్కడ ఏముంది? నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. 17 ఏముంది? నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. ఎవరండి ఈ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి మరెవరో కాదు, కేవలం యేసు మాత్రమే. మరి ఈ లేఖనం నెరవేరింది. అపొస్తల కార్యము 1:3 చూడండి ఏముంది? ఆయన శ్రమ పడిన తరువాత, చనిపోయి తిరిగి లేచిన తరువాత కాదు, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు వారికి ఎగుబడుచు, ఎవరికి? తన శిష్యులకు ఎగుబడుచు తన్ను తాను సజీవుడిగా కనబరుచుకున్నారు. నెక్స్ట్, ఆయన ఏమైతే మీరు స్ట్రెస్ చేశారో మరణమునకు అప్పగించారని ఒక్కటి కూడా ప్రవచనం నెరవేర్చడానికి ఆయన మరణించలేదని ఒక్కటే కూడా ఆయన చూపించలేదు క్రొత్త నిబంధన గ్రంథంలో. కాబట్టి అది అన్ని యేసు ప్రభువుకి కాదని నేను 100% నమ్ముతున్నాను. నెక్స్ట్, ఇందాక బ్రదర్ మరలా నాకు రిప్లై ఇచ్చారు, యోహాను శిష్యుడు చాలా ఫన్నీగా ఉంది. యోహాను శిష్యుడు నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, ఎవరు లేరు అక్కడ శిష్యులు అన్నారు. కాదండి, యోహాను శిష్యుడు ఉన్నాడండి అన్నాను. అవునండి, యోహాను శిష్యుడు ఉన్నాడండి అని మాత్రం ఇప్పటికీ చెప్పట్లేదు. కానీ ఆ మాట యేసు బిగ్గరగా పలికాను అని మాత్రం యోహాను రాయలేదని చెప్పారు. నేనేమో యోహాను రాసేటా అనలేదే, అది యోహాను రాసేటా అనలేదు. ఆయన యోహాను భక్తుడు, యేసు పలికిన మాటలు కొన్ని మాటలు రాశాడు. అయితే ఆ కాంటెస్ట్ ని ఆయన చెప్తున్నారు. ఓకే, యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో నాలుగు సువార్తల్లో కూడా కొన్ని పాయింట్స్ యోహాన్ షేర్ చేసుకుంటే, కొన్ని పాయింట్స్ లూకా భక్తుడు రాశాడు, కొన్ని పాయింట్స్ మత్తయి భక్తుడు రాశాడు. అయినా ఒకవేళ యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో యోహాను తప్ప అక్కడ ఎవరు లేకపోయినా, యోహానుతో పాటు మరియమ్మ గారు అక్కడ ఉన్న వారి వల్ల మరలా వెళ్ళి వారు ఆ మాటలు షేర్ చేసుకున్నప్పుడు వారు రాయొచ్చు. అయితే నేనేమంటున్నానంటే దిస్ ఈజ్ బెటర్ దెన్ 600 సంవత్సరాల తర్వాత రాసిన దానికన్నా, 600 సంవత్సరాల తర్వాత రాసిన దానికన్నా జాబ్ దొరకలేదు సార్, ఇప్పుడే జరిగిన దాన్ని మాట. వాదించకూడదు మధ్యలో, చెప్పండి చెప్పండి ప్లీజ్ సార్. యేసు గురించి కాకపోతే ఆ లేఖనాలు ఎవరి కోసము? ఇప్పుడు యేసు క్రీస్తు గురించి కాదు అని చెప్పాను ఆ లేఖనాలు. ఓకే, ఆ లేఖనాలు ఎవరి గురించి మరి? ఇప్పుడు నేను బైబిల్లో భక్తుడైనటువంటి దావీదు భక్తుడు రాసిన కీర్తనలో అనేకమైన కీర్తన వాక్యాలు నేను తీస్తున్నాను, అది ఎవరి గురించి అంటే చెప్తారా? అనేకమైన కీర్తనలు, అనేకమైన దావీదు భక్తుని మాటలు ఉన్నాయి, అది ఎవరి గురించి అంటే అతను పర్సనల్, అతని పర్సనల్ లైఫ్ గురించి అవ్వచ్చు, అనదర్ ప్రాఫిట్ గురించి అవ్వచ్చు, అది యేసుని గురించి మాత్రం కాదు అని చెప్తున్నా. నౌ థర్డ్ క్వశ్చన్ టు బ్రదర్ షఫీ. బ్రదర్ షఫీ గారికి, మీరు ఖురాన్లో యేసు మరణించలేదు అని ఉంది కాబట్టి, యేసు మరణించలేదని బైబిల్లో కూడా ఉంది అని కొన్ని వచనాలు మీరు తీసుకొని వాటిని మా ముందు ఉంచడానికి ప్రయత్నం చేశారు. నాకు తీవ్ర అభ్యంతరం ఎక్కడంటే, మీరు దాని కొరకు ఉపయోగించుకున్న మెథడాలజీ నాకు తీవ్ర అభ్యంతరంగా ఉంది. ఉదాహరణకు ప్రశ్నలో భాగం, మై క్వశ్చన్ ఈజ్ ఆన్ మెథడాలజీ. భాగాలు వద్దు, క్వశ్చన్ అడగండి డైరెక్ట్. వాదం కాదు సార్, క్వశ్చన్ అండి, ప్లీజ్ రైట్ టు అండర్స్టాండ్. నేనేమంటున్నానంటే, ఉదాహరణకు యోహాన్ సువార్త మీరు చెప్పారు 34వ వచనంలో, పన్నెండవ అధ్యాయం 34వ వచనం, జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. జనసమూహం అన్నారు, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటని అడిగితే, జనసమూహము అన్న మాట క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటారని వాక్యంలో, వాస్తవానికి ఎల్లప్పుడూ ఉంటాడన్న దాన్ని అక్కడే క్రీస్తు వ్యతిరేకించారు దాన్ని. ఆ పైన చూస్తే, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట అనేది అక్కడ వాక్యంలోనే ఉంది. కాబట్టి ప్రభువు తాను ఏ విధంగా మరణం పొందాలో దాని గురించి చెప్తున్న వాక్యంలో సందర్భాన్ని మీరు తీసుకొని, జనసమూహం చెప్పిన మాట ఆయన ఎల్లప్పుడూ ఉంటాడన్న మాటను మీరు ఎలాగ మేజర్ ప్రిమైజ్ గా తీసుకుని మీ ఆర్గ్యుమెంట్ ని ముందుకు కొనసాగించారని నా ప్రశ్న. ఈ ప్రశ్నలోనే ఈ మెథడాలజీ, ఈ మెథడాలజీలోనే ఇంకొకటి లేదు. ఓకే బ్రదర్, వన్ క్వశ్చన్ అయిపోయింది సార్, ఇది ఒక క్వశ్చనే, దయచేసి వినండి, దయచేసి షా గారు, ఇది ఒక క్వశ్చన్ కాదంటే నేను ఆపేస్తాను. చెప్పండి. ఒక క్వశ్చన్ లోనే ఇది మాట, మెథడాలజీ గురించి అని అంటున్నాను. మీరు 5-7 హెబ్రి తీసుకుని ఆయనను మరణము నుండి రక్షించగలవానికి యాచనలు చేశారని అన్నారు. మీరు మరణము నుండి అనేది మరణించకుండా అని మీరు భాష్యం చెప్తున్నారు, కానీ ఈ వాక్యాల వెలుగులో నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయనను మరణము నుండి ప్రభు దేవుడు ఎలా రక్షించారంటే పునరుద్ధానము ద్వారా రక్షించారు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి దీనికి మీ వివరణ ఇవ్వాలని మనవి చేస్తా ఉన్నాను. సోదరులు చాలా మంచి ప్రశ్న అడిగారు, నాకు నచ్చింది మీ ప్రశ్న. అయితే వారు అడిగే విషయం ఏంటంటే, నేను ఒక రిఫరెన్స్ కోట్ చేశాను మోషే ధర్మశాస్త్రం గురించి నా ప్రసంగంలో మొదట, చాలా జాగ్రత్తగా నా స్పీచ్ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగగలిగారు మీరు. యోహాను సువార్త 12:34 వాక్యం గురించి మీరు మాట్లాడుతున్నారు, అక్కడ నేనేమన్నానంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని జనసమూహము సాక్ష్యం చెప్తున్నారు అన్నాను. ఎల్లప్పుడూ ఉంటాడంటే మరణించకుండా ఎల్లప్పుడూ ఉంటాడని నేను మీకు చెప్పాను. మరి అదే ఎలా తీసుకున్నారు మీరు? అక్కడే చదివితే అక్కడ మనుష్య కుమారుడు పైకి ఎత్తబడునని ఉంది కదా, ఒక విషయం. తర్వాత అక్కడ కాంటెస్ట్ అంటే, యేసు తను ఏ విధంగా మరణందునో చెప్తున్నారు అన్నారు. రెండు విషయాలు రెండు కూడాను చాలా మంచిగా మీరు గమనించారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. మనుష్య కుమారుడు ఏ విధంగా పైకెత్తబడును, దానికి యోహాను సువార్త 3:14-15 వాక్యాలు చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఎలాగా? ఉదాహరణకి మోషే చేతిలో కర్ర ఉంది, సజీవంగా ఉందా చనిపోయి ఉందా? కర్ర నిర్జీవంగా ఉంది, కింద పడేశాడు, ఏమైంది? సజీవముగా ఉన్నా సర్పంలా మారింది. అయితే మోషే అరణ్యంలో సర్పమును ఎలాగు ఎత్తునో, ఏ సర్పము సజీవంగా ఉందా నిర్జీవంగా? సజీవముగా ఉన్న సర్పమును ఎలాగు ఎత్తునో అలాగున మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. పైకి ఎత్తబట్ట ఉంచి మీకు విషయం అర్థమైంది అనుకున్నాను. అంటే సజీవంగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాముని ఎత్తలేదు, సజీవంగా లేపారు మొదటి విషయం. రెండో విషయము, ఆయన ఏ విధంగా మరణం ఉందవలను అన్న విషయం చెప్తున్నారు. ఏ విధంగా మరణం ఉందవలను యేసు వారు చెప్పారు కదా, నేను ఏ విధంగా యోనాలాగా. ఇలా చూడండి, యేసు వారు సూచన క్రియ కోసం యోనా ఉదాహరణ ఎందుకు తీసుకున్నారు, వేరే ప్రవక్త ఉదాహరణ ఎందుకు తీసుకోలేదు తెలుసా? ఎందుకంటే యోనా చనిపోయాడు అని పడవలో ఉన్నవారు అనుకుంటారు, కానీ యోనా చనిపోడు. యేసు చనిపోయాడు అని యూదులు అనుకుంటున్నారు, కానీ యేసు చనిపోడు. యోనా ఏలాగు చనిపోయానో ఆలాగు యేసు చనిపోయాడు. ఇదే చెప్తున్నారు, యేసు ఏ విధంగా మరణముందునో వివరిస్తున్నారు యోనాలాగా. కాబట్టి లేఖనాల వెలుగులో వాక్యం చూడాలి, అలా కాకపోతే మనకి విషయం అర్థం కాదు. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. మరి పాస్టర్ గారు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, వారు ఇన్ని లేఖనాలు చెప్పారు, వారి లేఖనాల్లో ఏవి కూడా నెరవేరినట్లుగా సువార్తల్లో లేదన్నారు. ఒక్కటి కూడా ప్రవచనం నెరవేర్చడానికి ఆయన మరణించలేదని ఒక్కటే కూడా ఆయన చూపించలేదు క్రొత్త నిబంధన గ్రంథంలో. కాబట్టి అది అన్ని యేసు ప్రభువుకి కాదని నేను 100% నమ్ముతున్నాను. నేను లేఖనాలు కోట్ చేశాను, ఏ లేఖనాన్ని కూడా నమ్మను అన్నారు. కాబట్టి అది అన్ని యేసు ప్రభువుకి కాదని నేను 100% నమ్ముతున్నాను. వారు లేఖనాలు నమ్మకపోతే సువార్తికులు నమ్మట్లే. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 42:1-7 వాక్యాలు నేను చెప్పాను, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, 7 నేను కాపాడి ఉన్నాను. ఇది నెరవేరిందని మత్తయి సువార్తికుడు 12:17-21 వాక్యంలో కనబడుతుంది. నెరవేరింది, మీరు నమ్మాలి. నెరవేరితేనే నమ్ముతానంటే ఏది లేదన్నారు కదా, నేను చూపిస్తున్నాను. మరొక విషయం చూసినట్లయితే 22:1 వాక్యంలో, నా దేవా నా దేవా అని నేల విడనాడితివి. 10 చదివితే, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నా దేవా నా దేవా. అక్కడ కొత్త నిబంధనలో 2 సువార్తికులు చెప్తున్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని. అక్కడ నెరవేరినట్లుగా దానికి ఒక లేఖనం కనబడుతుంటే దాన్ని చూసి చూడకుండా ముందుకెళ్ళిపోవడం కాదు. సోదరులారా, నేను ఏదైతే నమ్ముతున్నానో దాన్ని బైబిల్లో వెతుకుతాను అని వెతకబాకండి. బైబిల్లో ఉన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు లేఖనాలలో విషయం అర్థమవుతుంది. కాబట్టి మీ ఈ ప్రశ్న సమాధానం లభించింది నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత మీరు ఒక విషయం అన్నారు, యేసు మనుష్యుడు, మనుష్యుడితో పాటు దేవుడు కూడాను అన్నారు మీ యొక్క ప్రసంగంలో మాట్లాడుకుంటూ. యేసు ప్రభువుకైనా నాకైనా, బికాజ్ హిస్ 100% హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ గాడ్. అంటే భూమి మీద మనుషులా ఉన్నారు అన్నారు. మీరు చూసినట్లయితే యేసు వారు భూమి మీదకి రాకముందు దేవుడు కాదు, యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు కాదు, భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు కాదు. మరి ఎవరు చూడండి, సామెతల గ్రంథము 8:22-24 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఈ వాక్యాలు యేసు గురించి అందరూ సాక్ష్యమిస్తున్నారు. క్రైస్తవులు ఏమన్నారు, సృష్టి ఆరంభమునా నేను నిన్ను పుట్టించి తిని, నీళ్లు ఊటలు లేకముందు నేను నిన్ను నియమించి తిని. యెహోవా అన్నాడు, భూమిని సృష్టిని ఆరంభించక ముందు నేను నిన్ను పుట్టించాను, యేసును పుట్టించాను. యేసును పుట్టించక ముందు యెహోవా అన్నాడు. అంటే సృష్టిలో ఒక భాగం యేసు, కానీ దేవుడిలో భాగం కాదు యేసు. తర్వాత యోహాను సువార్త 5:30 చూసినట్లయితే యేసు వారు ఏమన్నారు, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా నేను తీర్పు తీర్చుదును. భూమి మీద నా అంతట నేను ఏమీ చేయలేను, అంటే భూమి మీద సర్వాధికారం ఉన్న దేవుడితో సమానం కాదు. భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడా? అంటే మత్తయి సువార్త 20:20 చూసినట్లయితే జబదయ కుమారుల తల్లి యేసు దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏమని, పరలోకంలో నా 2 కుమారుల్లో ఒక కుమారుని కుడిపార్చున్నా, మరొక కుమారుని ఎడమ పార్చున్నా, కూర్చున్న పెట్టుకుని ము అంటే యేసు వారు అంటారు, అక్కడ ఎవరు ఎక్కడ కూర్చోవాలన్నది నా వశములో లేదు. అంటే అక్కడ కూడా ఆయనకు అధికారాలు, భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అధికారాలు, భూమి మీద ఉన్నప్పుడు నా అంతా నేనేమి చేయలేనన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. పాస్టర్ గారికి 4వ ప్రశ్న. నా పేరు రిజ్వాన్ అండి, అది చాలా చిన్న ప్రశ్న. యేసు సిలువపై చంపాలని ఎవరి చిత్తము, సాతాను చిత్తమా దేవుని చిత్తమా? బ్రదర్ చెప్పినట్టుగానే చిన్న క్వశ్చన్, ఆన్సర్ అది అండర్స్టాండింగ్ అనేది, యేసు ప్రభు సిలువ మీద మరణించడం అనేది సాతాను చిత్తమా యేసు ప్రభు చిత్తమా? అది దేవుని చిత్తమా, అంతేనండి. అది 100% దేవుని చిత్తమే, సాతాను యొక్క చిత్తమైతే కాదు, సాతాని చిత్తమైతే కాదు. అది మీరు అడిగిన క్వశ్చన్. దానికి కావాలంటే యెషయా గ్రంథం 53:1 ఏలయనగా మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును దారబోసాడు. ఆయన ఇచ్చాడు మరణము పెట్టడానికి, ప్రాణం తీసుకో, ప్రాణం ఇవ్వడానికి, ప్రాణం ఉంచుకోవడానికి ఆయనకి అధికారం ఉన్నది. కాబట్టి అది దేవుని చిత్తమని నమ్ముతున్నాం. అయితే ఆ తర్వాత ఇందాక బ్రదర్ చెప్పారు, ఒక సహోదరుడు క్వశ్చన్ అడిగిన దానికి, మోషే సర్పాన్ని పైకి లేపాడు, ఆ విధంగా అక్కడ చెప్పాడు, జీవముతో ఉన్న సర్పాన్ని ఆయన పట్టుకుని పైకి లేపగా ఎలాగైతే లేపాడు అలాగే యేసు ప్రభు సజీవంతో ఉన్న వాడిని దేవుడు లేపాడు అన్నారు. ఇక్కడ నేను ఆయన జీవముతో ఉన్న సర్పాన్ని ఆయన మోషే పైకి లేపగా ఆ సంఘటన అలా ఉందా అని మరొకసారి ప్రశ్నిస్తున్నాను. జీవముతో ఉన్న సర్పాన్ని అక్కడ మోషే లేపలేదు. చూడండి సంఖ్యాకాండము మీ కొరకు, ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఐ వాంట్ టు రీడ్ ఇట్. సంఖ్యాకాండము 21:8 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము. దానికి ఆన్సర్ చెప్పాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. దిస్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్ ఫర్ బ్రదర్ షఫీ. షఫీ గారు ఆయన ప్రసంగంలో 2-3 మెడికల్ పాయింట్స్ యూజ్ చేశారు. సో నన్ను అడగమంటే దాంట్లో నేను అడుగుతాను, రెక్టిఫై చేయమంటాను. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ రేదర్ దాన్ రెక్టిఫైయింగ్. బికాజ్ యేసు ప్రభు గారిని పక్కలో బళ్ళెంతో పొడిచినప్పుడు రక్తం కారింది కాబట్టి ఆయన బతికే ఉన్నారన్నారు. ఇది క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం ఓన్లీ క్యాపిలరీస్కి. మీకు 2 డేస్ ప్రిజర్వ్ అయిన బాడీస్ కూడా పోస్ట్ మార్టం చేస్తే మీకు విజరా ఉంటుంది. విజరాలో బ్లడ్ వాటర్ రెండు కలిసి బయటకు వస్తాయి. మొన్న జరిగిన ఆయన ఇంకొకటి పాయింట్ చేశారు తిరుపతిలో ఆ లేడీ కేసు. ఇట్స్ ఏ గ్రాస్ నెగ్లిజెన్సీ, మెడికల్ నెగ్లిజెన్సీ. ఎప్పుడైనా కానీ పీపుల్ డైలేట్ అండ్ ఫిక్సేషన్ అండ్ ఈసీజీ కనుక ప్లెయిన్ ఉంటే యూ షుడ్ డిక్లేర్ ఎస్ డెడ్. ఆ కేసులో చేయలేదు, గ్రాస్ నెగ్లిజెన్సీ అండ్ ది డాక్టర్స్ ఆల్సో సస్పెండెడ్. క్వశ్చన్ అడగండి, మీ క్వశ్చన్ ఏంటని. మై క్వశ్చన్ ఈజ్ యేసు ప్రభు గారిని పక్కలో బళ్ళెంతో పొడిస్తే వెంటనే రక్తం వచ్చింది కాబట్టి యేసు ప్రభు గారు చనిపోలేదు. ఓకే, ఐ బిలీవ్ దట్. డాక్టర్ గారు ఒక చాలా మంచి ప్రశ్న అడిగారు. డాక్టర్ గారు 2 విషయాలు తెలియజేశారు. మొదటి విషయం ఏమిటంటే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన బ్లడ్ వస్తుందని చెప్పారు. మరి ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే హెడ్ ఇంజూర్ ఎవరైతే మరణిస్తారో వారి శరీర అవయవాలు ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి కొంతకాలం వరకు, కొంత సమయం వరకు కూడాను హెడ్ ఇంజూరీ అయిన వాళ్ళకి. ఇది మీరు కూడా తెలుసుంది యాజ్ ఎ డాక్టర్ గా. మొదటి విషయం. రెండో విషయం చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కడ ప్రిజర్వ్ చేస్తారు, ఐస్ లో ప్రిజర్వ్ చేసి పెట్టారా, ఇది సెకండ్ క్వశ్చన్. అయితే ఇక్కడ యేసు మరణించారా లేదా అని చూడాలంటే అక్కడ మనకి ఆధారము లేఖనాలు అని చెప్పాం. అక్కడ యోహాను సువార్త 19:36 వాక్యంలో స్పష్టంగా లేఖనం ఉంది. ఏమని, అతని ఒక ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అన్న లేఖనం నెరవేరిందని ఉంది. స్పష్టంగా లేఖనాల ఆధారంగా మనం చూడాలి. అయితే రెండో విషయం, వారు చెప్పారు ఏదైతే కేసు తిరుపతిలో జరిగిందో అది నెగ్లిజెన్సీ అన్నారు. నెగ్లిజెన్సీ అంటే వాళ్ళు ఉండే వెంటిలేటర్ మీద పెట్టారు యాజ్ పర్ ద న్యూస్. పెట్టిన తర్వాత వారు డెత్ అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు సైతం చూశారు, బంధువులు మిత్రులు అందరూ చూశారు. ముందు శవం పడి ఉంది, చనిపోయారని భ్రమపడ్డారా లేదా, చనిపోయారని అనుకున్నారు, అలాగే అవకాశం ఉంది అని నేను చెప్పాను. ఈ విషయం మీకు తెలియచాలనుకున్నాను. మరి ఇక్కడ 2 విషయాలు. యేసు శిలువపై చనిపోవాలి అన్నది ఎవరి చిత్తము అని సోదరుడు అడిగిన పాస్టర్ గారు ఏమన్నారంటే ఇది దేవుని చిత్తము అని అన్నారు. అది 100% దేవుని చిత్తమే, సాతాను యొక్క చిత్తం అయితే కాదు. ఇది దేవుడి చిత్తం ఎంత మాత్రము కాదు. యేసుని చంపాలి అన్నది ఖచ్చితంగా సాతాను యొక్క ఆలోచన. చూసుకున్నట్లయితే యోహాను సువార్త 13:2 యేసుని అప్పగించవాలని ఆలోచన పుట్టించింది సాతాను. మొదటి విషయం. రెండో విషయం, మత్తయి సువార్త 12:14 ప్రకారంగా యేసుని ఏ విధంగా సంహరింతుమని యేసుకు విరోధముగా ఆలోచన చేశారు. యేసుకు విరోధంగా ఏదైతే ఉందో అది దేవుడికి కూడా విరోధంగా వచ్చినటువంటి ఆలోచన. దేవునికి యేసుకు విరోధంగా చేసేది సాతాను. ఆ తర్వాత యోహాను సువార్త 8:44 చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది. అక్కడ యేసు చెప్తున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆడు ఆది నుండి నరహంతకుడు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అతని దురాశ నెరవేర్చాలంటున్నారు. మరి ఇటు దేవుని యొక్క ప్రయత్నం చూసుకున్నట్లయితే చూడండి, యేసు వారు ప్రార్థన చేశారు. లూకాసు వార్త జాగ్రత్తగా చూడండి, లూకాసు వార్త 22:43 చూసినట్లయితే యేసు వారు ప్రార్థన చేసిన తర్వాత రక్షించమని అక్కడ ఏమైంది, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయన్ని బలపరి పరిచాను. దేవుని యొక్క సూచన ఆయన రక్షించుకుని ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దూత కనపడింది. దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఏం ప్రయత్నము? పీలాతు భార్య ద్వారా కూడా ప్రయత్నం చేశాడు. పీలాతు భార్య పీలాతుకి వర్తమానం పంపిస్తుంది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను ఈ పొద్దు ఆ నీతిమంతుని గురించి కలలో మిక్కిలి బాధపడి తిని. ఆ తర్వాత పీలాతుతో దేవుడు ప్రయత్నం చెప్పిస్తున్నాడు. పీలాతు వదిలే అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి పీలాతు అంటాడు, నేను ఎవరిని విడుదల చేయాలి? యేసుని విడుదల చేయాలి, యేసు నీతిమంతుడని పీలాతు గ్రహిస్తాడు. ప్రజలందరూ యేసుని కేకవేయని అక్కడ బిగ్గర కేక వేసి ఆ దుర్మార్గుడైన బరబ్బాని విడుదల చేయమంటారు. దుర్మార్గులైన యూదులు దుర్మార్గులైన బరబ్బాని కోరుకున్నారు, నీతిమంతుడైన యేసుని వదిలిపెట్టాలని పీలాతు యొక్క ప్రయత్నం. అక్కడ స్పష్టంగా మనకి ప్రయత్నాలు కనబడుతున్నాయి. యేసు నీ దేవుడు రక్షిస్తానని లేఖనాలు చెప్తున్నాడు. రక్షిస్తాను రక్షిస్తాను, దేవుడి వాగ్దానం రక్షిస్తానని చంపాలన్న ప్రయత్నం సాతానుది. ఇది మనం పరిశీలనగా చదివితే అర్థమయ్యేటువంటి విషయము. ఇది మీరు ఆలోచిస్తాను. అయితే సర్పం గురించి, మోషే చనిపోయిన సర్పాన్ని ఎత్తారంటే సర్పం యొక్క తాపము సర్పం యొక్క ప్రతిమను తీర్చేయమన్నారు. కాంటెస్ట్ ఏమిటది? అక్కడ అరణ్యములో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు ప్రవక్తకి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ తాపము గల పాములు దేవుడు వదిలి అనేక మందిని కాటేసి చంపేసినప్పుడు అది దూరం అవడం కోసం దేవుడు చెప్తాడు, మీరు ప్రతిమను తయారు చేసి పెట్టమంటారు. ఆ ప్రతిమ కాదు, మోషే చేతిలో ఉన్న కర్ర కింద పడవేగా సర్పంలా మారుతుంది. ఆ సర్పాన్ని ఎత్తినప్పుడు మీరు చెప్పిన కొటేషన్ లో మోషే ఏ సర్పాన్ని ఎలా ఎత్తాడు? ఎక్కడ ఈ సర్పాన్ని ఎత్తలేదు. కాబట్టి ఒక విషయం చెప్పే ముందు పరిశీలిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ పాస్టర్ కే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు. నా పేరు అబ్దుల్ హన్నాన్ అండి. నా ప్రశ్న పాస్టర్ గారికి, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని యేసువారు మగ్ధినలేనే మర్యాతో అంటున్నారు, దీని అర్థం ఏంటో వివరించాలని కోరుతున్నాను. నేను ఇంకను యేసు అప్పటికి ఇంకా యేసు ప్రభు పునరుద్ధానుడే అవలేదు. యోహాను సువార్తలో చెప్తున్నాను. చెప్పండి బ్రదర్, క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. యోహాను సువార్తలో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని యేసువారు మగ్ధులేనే మర్యాతో చెప్తున్నారు అంటున్నారు, దీని యొక్క అర్థం ఏంటో వివరించాలని కోరుతున్నాను. యోహాను సువార్త రిఫరెన్స్ తెలుసా మీకు? 20:17. యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఇక్కడ యేసు ప్రభు ఇంకా పునరుద్ధానుడు అయ్యాడు, ఇంకా తండ్రి దగ్గరికి తిరిగి ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, కానీ తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళలేదు. వెళ్ళక ముందు ఆయన అనేక మంది ఆయన యొక్క శిష్యులకు అనేక మార్లు కనబడినట్టుగా మనం చూస్తున్నాము. తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అంటే ఆయన పునరుద్ధానుడయ్యి సమాధిని గెలిచి ఉన్నాడు, కానీ ఆయన ఇప్పుడు యేసు ప్రభు తండ్రి దగ్గరికి ఏ విధమైన తండ్రి కుడి పార్శ్వం ఎదుగు చేరి ఉన్నాడో ఇంకా ఆ సంఘటన జరగక ముందు జరిగింది కాబట్టి నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళబోతున్నాను అని చెప్తున్నాడు. ఇందాక బ్రదర్ షఫీ గారు చెప్తూ ఎత్తడి సర్పం గురించి అంత క్లియర్గా అక్కడ కాంటెస్ట్లో ఉంది. అక్కడ ఏ విధంగా అయితే అక్కడ ఎంత క్లియర్గా ఉందంటే, తాపకరమైన సర్పములు కరిచినప్పుడు నీవు వెళ్ళి ఒక ఎత్తడి సర్పమును తీసి చేసి దాని మీద పెట్టి దాన్ని చూసిన వారందరూ కూడా మరణము నుంచి రక్షణ పొందుతారు అని క్లియర్గా రాయబడి ఉంది. ఆయన చెప్తున్నప్పుడు ఆ ఎత్తడి సర్పం అనేది ఆ ప్రతిమ అనేది విడిచిపెట్టేసి బ్రతికి ఉన్న పాముని ఎత్తాడు అన్నాడు. కానీ అక్కడ కోట్ చేసిన కొత్త నిబంధనలు కోట్ చేసిన రిఫరెన్స్ ఆయన బ్రతికి ఉన్న సర్పము ఆయన కర్ర పాడేస్తే పాము లెగుస్తుంది అనే రిఫరెన్స్ అక్కడ అక్కడ సంబంధించిన అది కాదు. క్లియర్గా ఎత్తడి సర్పం గురించి చెప్పింది మాట అనే సత్యాన్ని మీరు మరొకసారి గమనించాలని కోరుచున్నాను. రెండవదిగా సాతానుడు యేసు ప్రభుని చంపడానికి అక్కడ ఇస్కరియోతు యూదాను అందరిని ప్రేరేపించాడు, కానీ అది దేవుని చిత్తం కాదంటున్నారు. మీకు అదే విధంగా అయితే యోబు గారిని శోధించడానికి ఎవరి చిత్తం అయ్యింది? శోధించినోడు సాతానుడే, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారముగానే అది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ దావీదుని సైన్యము లెక్క పెట్టమని దావీదుని సైన్యం లెక్క పెట్టమని. దినవృత్తాంతుల గ్రంథము మొదటి దినవృత్తాంతుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో, తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. మచ్ అగ్నెస్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్. సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు దావీదు. దేవుని చిత్తానికి విరోధం. సాతానుడు ప్రేరేపించాడని ఇక్కడ క్లియర్ గా ఉంది. దేవుడు పర్మిషన్ లేకుండానే సాతానుడు ప్రేరేపించాడా అని చూసినట్లయితే చూడండి, అదే దానికి రిలేటెడ్ రిఫరెన్స్ 2 సమయంలో 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ సాతాను శోధించాడు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? యెహోవా కాదా? యోబుని సాతాను శోధించాడు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? యెహోవా కాదా? మరి ఆయన చిత్తం కాకపోతే ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? సాతానుడు ఒకరిని శోధించాలంటే శోధకుని ఎలా చేయవలసింది? యెహోవాయే. యెహోవా ఎవరిని శోధించడు? యెహోవా దేవుడు యేసు ప్రభు ఎవరిని శోధించడు? కాకపోతే శోధకుడు అనేవాడు, శాటన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని ఎలా చేసిన వాడు? యెహోవాయే. కాబట్టి అది ప్రభు చిత్తం అయి ఉన్నది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రశ్నతో ఈనాటి కార్యక్రమం ముగుస్తుంది. చివరి ప్రశ్న సోదరుడు షఫీ గారి కోసము. నా పేరు బ్రదర్ కె ప్రభాకర్ రావు, చైర్మన్ ఆఫ్ ఎవంజెలికల్ మిషన్ మెర్సీ కాలనీ పంతమూరు. ఈరోజు చాలా చక్కగా జరిగింది, చాలా సంతోషం. ఇటువంటి డిబేట్స్ వల్ల ప్రపంచంలో నిజమైన విశ్వాసము, నిజమైన సత్యము, నిజమైన దేవుడు ప్రపంచాన్ని తెలియపరుస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా సిలువుపై మరణం గురించి ఈ విధంగా యేసుక్రీస్తు వారు డైరెక్ట్ కొటేషన్, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు, నంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటే నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నానేను. ప్రభాకర్ గారు, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యం చెప్పారు, అక్కడ యేసువారు నా ప్రాణము పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టుకును అధికారము కలదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు యేసువారు ఏలీ ఏలీ లామా సబక్తని, నా దేవా అని ఎందుకు ప్రార్థన చేశారు? రక్షించమని ఎందుకు ప్రార్థన చేశారు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో అదే అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి వారు యేసుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు తప్పించుకుని ఎందుకు పారిపోయారు? యోహాను సువార్త 11వ అధ్యాయం 54 నుండి 57 వాక్యాలు చూసుకున్నట్లయితే మా పారిపోవడం కాకుండా బహిరంగ సభలో చేయటం మానేసి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ దాచుకోవడం ఎందుకు జరిగింది? వారు స్వయంగా ప్రాణం పెట్టడం అయితే వారు దానికోసం భయపడుతున్నారు. మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను. మరి అదే విధంగా వీరు కూడా పాస్టర్ గారు కూడా చెప్పారు, ఇది సాతాను ప్రయత్నం, సాతాను ద్వారా దేవుడు చేయించిన ప్రయత్నము. వాక్యం జాగ్రత్త చూడండి, యోహాను సువార్త 8:44 వాక్యం చదవండి. యేసువారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు, అది వాడు ఆది నుండి వాడు నరహంతకుడు. తండ్రి దురాశ ఆదేవుడు కాదు, యెహోవా యొక్క దురాశ కాదు, సాతాను తండ్రి. ఇక్కడ తండ్రి ఎవరు? సాతాను గురించి. అతని యొక్క దురాశ నెరవేర్చుకోరుచున్నారు, చంపాలన్నది దురాశ, అది ఎవరిది? సాతానుది, దేవుడిది కాదు. ఇది మళ్ళీ ఒకసారి మీరు గమనించాలని కోరుచున్నాను. ఆ తర్వాత మరి ఇంతకుముందు సోదరుల వారు స్పష్టంగా అడిగారు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదని చెప్పారు, దాని యొక్క అర్థం ఏమిటంటే ఇంకా పైకి ఎక్కిపోలేదని చెప్పారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఇక్కడ యేసు ప్రభు ఇంకా పునరుద్ధానుడు అయ్యాడు, ఇంకా తండ్రి దగ్గరికి తిరిగి ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, కానీ తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళలేదు. మరియా నిలబడి ఉంది, యేసు నిలబడి ఉన్నారు, ముందు యేసు కనబడుతున్నాడు. కనబడేటువంటి ఇంకా ఎక్కిపోలేదు. ఎక్కిపోతే ఇంకా కనబడాడు కదా, భూమి మీద ఉండడు కదా. కళ్ళ ముందు నిలబడే ఎక్కిపోలేదు అంటే ఏమిటి? యూద పరిభాషలో నేను ఇంకా చనిపోలేదు, నేను ఇంకా మరణించలేదని చెప్తున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, అది విన్న మరియ సాక్షి చెప్తుంది. చూడండి, మరియ సాక్షి చెప్తుంది. అక్కడ నుంచి మరియ వెళ్ళింది మార్కు సూత 16:10 వాక్యంలో. మరియ యేసు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన ఉండిన ఆయనతో పాటు ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా శిష్యులు ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. ఏ సంగతి? ఆయన బ్రతికి ఉన్నాడని, ఆమెకు కనపడనని, ఆయన బ్రతికి ఉన్నాడని. ఇంగ్లీష్ బైబిల్ చూసుకున్నట్టయితే అక్కడ ఏఎల్ఐవిఎల్ఐ అనే పదం ఉంది. ఎల్ఐ అంటే బ్రతికి ఉన్నాడని కాదు, బ్రతికే ఉన్నాడని. ఉదాహరణకి ఒక పాము ఉంది, చంపేశాము, చచ్చిపోయింది అనుకున్నాం, కొంతకాలం కొంతసేపటి తర్వాత అది కదులుతుంటే అరే బ్రతికే ఉంది అంటాం. అంటే చనిపోలేదు, బ్రతికే ఉంది అంటే దానిలో చనిపోలేదు అని అర్థం కూడా ఉంది. యేసువు బ్రతికే ఉన్నాడని అనేక ఆధారాలు ఉన్నాయి. మరియ సాక్షి చెప్తుంది మార్కు సువార్త 16:10 వాక్యంలో. అదే విధంగా లూకా సువార్త 24:23 వాక్యంలో స్వయంగా దైవ దూత సాక్ష్యం చెప్తుంది ఆయన బ్రతికే ఉన్నాడు అనేసి. ఆ తర్వాత ఇద్దరు పల్లెటూరు వారు మార్కు సువార్త 16:12-13 వాక్యాలు కూడా బ్రతికే ఉన్నారని చెప్తున్నారు. లూకా సువార్త 24:37-40 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ యేసువారు శిష్యుల దగ్గర వచ్చి ఏం చెప్తున్నారు? నేను భూతాన్ని ఆత్మని కాదు, నా చేతులు పట్టి చూడండి, నా కాళ్ళు పట్టి చూడండి. మీరు అనుకున్నట్టుగా నేను భూతాన్ని స్పిరిట్ ని కాదు, నేను ఆ యేసుని అన్నారు. మరి ఇంతకుముందు వారు మాట్లాడుతూ పునరుత్థానమైన వారికి శరీరం కూడా ఉంటుంది, ఆత్మ కూడా ఉంటుందని చెప్పారు. జీవ పునరుద్ధానంలో 100% మనం బాడీస్ తోనే లెగుస్తాము, 100% బాడీస్ తోనే లెగుస్తాము, ఆత్మలతో మాత్రమే లెగమనే సత్యాన్ని గమనించుకోండి. పునరుత్థానం అంటే వారికి శరీరము ఆత్మ ఉండవు, కేవలం ఆత్మ సంబంధులు దైవదూత సంబంధులుగా ఉంటారని స్పష్టంగా కనబడుతుంది. దానికి లూకా సువార్త 25:36 వాక్యం చూసినట్లయితే పునరుత్థానం ఎలా ఉంటారు? దైవదూత సమానులుగా, ఆత్మ సంబంధులుగా ఉంటారు. 1 కొరింథీయులు 15:42 వాక్యంలో శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనది అంటే అది సశరీరం కాదు, ఆత్మ సంబంధంగా ఉంటుంది. కానీ యేసువారు కళ్ళు చేతులు చూపిస్తున్నారు. తోమాతో ఏమంటున్నారు తెలుసా? తోమాతో యోహాను సువార్త 24:29 వాక్యంలో, తోమా నీ వేలు చాచి నా చేతిలో పెట్టి రంధ్రంలో పెట్టి చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టి చూడుము, చూసి నువ్వు అవిశ్వాసమే కాక విశ్వాసమే కమ్ము. ఏలు చెయ్యి పెడితే ఏం తెలుస్తుంది? అదే శరీరము సజీవముగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడని నమ్మి అవిశ్వాసమే కాక విశ్వాసమే కమ్ము. నువ్వు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వాడు ధన్యులు. మేము చూడకుండా యేసు నమ్ముతున్నాము అని సజీవంగా ఉన్నారని క్రైస్తవులు ఆహ్వానిస్తున్నాము. చూడకపోయినా లేఖనాల ఆధారంగా అని సజీవంగా ఉన్నారని నమ్మితే తోమా మనకు కూడా ధన్యత లభిస్తుంది. మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను. ఎంతో చక్కగా పాస్టర్ గారు మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మరి ఈ ఇలాంటి అంశం మీద, అతి ముఖ్యమైనటువంటి యేసు శిలువపై చనిపోయారు అనే అంశం మీద మరి చర్చించడానికి మాకు అవకాశాన్ని కల్పించారు. ఇది ఒక విద్యావేదిక, ఒక అవగాహన, ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇది ఒక ఆలోచన కొరకు మాత్రమే, ఎందుకంటే మనందరం కోరుకునేది నిత్య జీవితమే. సృష్టికర్త నా దైవానికి నేను కోరుకుందేమనగా మనందరికీ కూడా రుజు మార్గాన్ని, సహనాన్ని, ఐక్యతను కలిగించి మనందరికీ ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సోదరు షఫీ గారు ఈ సిరీస్ ను, దివ్య ఖురాన్ని మరి పాస్టర్ కే జోసెఫ్ ఎడ్వర్డ్ గారికి బహుకరించాలనుకుంటున్నారు, వారు దీన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్. ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. وقل جاء الحق وزهق الباطل ان الباطل كان زهوقا. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్తైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను నా యొక్క అరబీ ప్రసంగంలో ఖురాన్ గ్రంథంలోని 17వ సూర, సూర బనీ ఇస్రాయిల్ 81వ వాక్యాన్ని పఠించాను. అది وقل جاء الحق وزهق الباطل ان الباطل كان زهوقا. దరదం సత్యం వచ్చేసింది, అసత్యం నశించిపోయింది, అసత్యం నశించక తప్పదు. సుదర్భాషులారా, అన్నిటికన్నా ముందుగా నేను మనందరి సృష్టికర్తన అల్లాహకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటాను. ఎందుకంటే ఈ జరిగిన డిబేట్ లో పాల్గొనే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు కాబట్టి. అదే విధంగా జరిగినటువంటి డిబేట్, క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నకి సుస్పష్టంగా క్రీస్తు శిలువపై చనిపోలేదు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే విషయాన్ని దేవుడు ఇంత స్పష్టంగా బయలుపరిచినందుకు నా తరపున మీ అందరి తరపున కూడాను సృష్టికర్తన అల్లాకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. పూర్తి డిబేట్ ని మీరు వీక్షించారు. ఇదే డిబేట్ కి సంబంధించినటువంటి వీడియో సిడిని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు కూడాను రిలీజ్ చేశారు. అది కేవలం ఒక గంట ప్రసంగం మాత్రమే. అదిను పూర్తిగా వారి ప్రసంగం, నా యొక్క 5 నిమిషాల ప్రసంగాన్నే ఉంచి రిలీజ్ చేశారన్న విషయము ముందుగానే నేను మీకు తెలియజేశాను. అయితే డిబేట్ లో నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి తెలియజేశాను, దేవుడు ఏవైతే లేఖనాలు నా ద్వారా ఇక్కడ బయలుపరిచాడో, ఈ లేఖనాలని క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే లేఖనాలు ఏవైతే నేను ఇక్కడ తెలియజేశానో, వాటి మీరు ఇప్పుడే ఒప్పుకోవాలనో, వాటికి మీరు ఇప్పుడే సమాధానం చెప్పాలనో కాదు, కనీసం మీరు ఇంటికి వెళ్ళి వాటిని పరిశీలించండి అని. సమాధానం వారికి ఇప్పుడు తెలియకపోతే మరి ఇంటికి వెళ్ళి వారికి సమాధానం చెప్పాలని నేను వాళ్ళని ప్రశ్న చేయట్లేదు. వారు పరిశీలించండి ఇంటికి వెళ్ళి, సత్యం తెలుస్తుంది. నేను వారికి సిన్సియర్ గా ఒక అప్పీల్ చేస్తే వారు ఆ లేఖనాలను పరిశీలించకపోగా జరిగిన డిబేట్ లో దేవుడు బయలుపరిచిన సత్యాలన్నీ కూడా నువ్వు కట్ చేసేసి వారి ప్రసంగాన్ని మాత్రమే ఉంచి సిడీని రిలీజ్ చేశారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంతగా సత్యాన్ని జాతే ప్రయత్నం చేశారు అన్నది. అయితే వారు సత్యాన్ని గ్రహించడమా గ్రహించకపోవడం అనేది తన ఇష్టం. అది తను అనుకుంటే సత్యాన్ని గ్రహించుకుని సత్యాన్ని స్వీకరించవచ్చు, లేదనుకుంటే సత్యాన్ని వదిలేసి అసత్యంలో జీవితం గడపవచ్చు, తనకు స్వేచ్ఛ ఉంది. కానీ సత్యాన్ని పూర్తిగా దాచేసి అసత్యాన్నే సత్యంగా వీడియోలో చేయించుకుంటూ ప్రజల్ని కూడా మోసం చూసే ప్రయత్నం పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చేశారు. డిబేట్ లో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మాట్లాడుతూ ఖురాన్ గురించి మాట్లాడారు. వారు ఎప్పుడైతే ఖురాన్ గురించి మాట్లాడారో ఆ విషయం విన్నప్పుడు పాపం వారికి తెలియక అపోహకు గురై విషయం మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. వారికి అక్కడే నేను తెలియచేశాను డిబేట్ లో, ప్రపంచంలో 2 రకాల ఖురాన్లు లేవు, ప్రపంచంలో ఒకే ఒక రకమైన ఖురాన్ ఉందని స్పష్టంగా తెలియచేసినప్పుడు మరి ఆ విషయం గురించి వారు పరిశీలించకపోగా కార్యక్రమం తర్వాత వారు స్టూడియో రికార్డింగ్ లో కూడాను తిరిగి ఖురాన్ గురించి అదే విషయాలు మాట్లాడుతూ ఖురాన్ మీద బురద జల్లి కార్యక్రమం పెట్టారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వారు 3 రకాల ఖురాన్లు చూపిస్తున్నాను అని ఈ 3 రకాల ఖురాన్లు చూపించారు. ఫస్ట్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు, నా చేతిలో అయితే మీరు ఖురాన్లు చూస్తున్నారో ఈ 3 రకాల ఖురాన్ల్ని చూపించారు. చూపించి వారు ఏమన్నారంటే, అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు కాబట్టి చనిపోయాడు, యేసుక్రీస్తు దేవుడితే తప్పించుకుందుడు అని, దేవుడు కాదు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు అని ఇది చెప్తుంటే సిలువ వేసేది కానీ చచ్చిపోలేదని పవిత్ర ఖురాన్ చెప్తుంటే, సిలువ వేయలేదు చచ్చిపోలేదని యేసు ప్రభు గురించి దివ్య ఖురాన్ చెప్తుంది. ఏమండి, వీళ్ళ పుస్తకంలోనే వీళ్ళ ఖురాన్లోనే ఒక క్లారిటీ లేదు. వాస్తవానికి అసలు ఈ ఖురాన్ లో ఏముంది రండి మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి ముందుగా దివ్య ఖురాన్ని మనం పరిశీలించినట్లయితే వారు 5వ అధ్యాయం 158వ వాక్యం అని చెప్పారు. ఖురాన్ లో ఇందాక బ్రదర్ చెప్పిన వాక్యంలోనే 5:157, 158లో చూసినట్లయితే వారు వారి ప్రసంగంలో రిఫరెన్స్ కూడా తప్పు చెప్పారు. వాస్తవానికి వారు తెలియజేసిన విషయము 5వ అధ్యాయం 158వ వాక్యంలో లేదు. అది ఎక్కడ ఉందంటే ఖురాన్ లో 4వ అధ్యాయం సూర నిసా 157వ వాక్యంలో ఉంది. ఆ వాక్యంలో ఏముంది రండి మనం చూద్దాం డీటెయిల్ గా. ఈ ఖురాన్ లో ఉన్నటువంటి అరబీ వాక్యం, అరబీ భాషలో ఉన్న వాక్యం నేను ముందు పఠిస్తున్నాను. బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ వఖౌలిహిమ్ ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ వమా ఖతలుహు వమా సలబు వలకిన్ షుబ్బిహ లహు وان الذي يختلف فيه لفي شك منه ما لهم به من علمه الاتباع ظني وما قتله يقينا. ఇది అరబీ భాషలో ఉన్నటువంటి ఖురాన్. ఏ వాక్యాలైతే నేను చదివానో ఈ రిఫరెన్స్ లో 4వ అధ్యాయం 157 వాక్యంలో వారు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చూసిన 3 ఖురాన్లలో కూడాను ఈ అరబీ ఇదే విధంగా ఉంది. ఇక రండి మరి దాని అనువాదం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. దివ్య ఖురాన్ లో దాని యొక్క అనువాదాన్ని చూసినట్లయితే, స్వయంగా మేము మసీహ్ మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు, కానీ ఆ విషయంలో వారు భ్రమకి గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసేవారు కూడా సందేహానికి లోనయ్యారు. దీని గురించి వారికి అసలు ఏమీ తెలియదు, వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయముగా చంపలేదు, అంటే నిశ్చయముగా చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. ఇది 4వ అధ్యాయం 157వ వాక్యంలో ఉన్నటువంటి అనువాదం దివ్య ఖురాన్లు. ఆ తర్వాత వారు చూపించినటువంటి ఖురాన్ పవిత్ర ఖురాన్ అని చెప్పారు. ఇది పవిత్ర ఖురాన్ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చూపించారు. ఈ పవిత్ర ఖురాన్ లో 4:157 వాక్యాన్ని మనం చూసినట్లయితే, అరబీలో ఏదైతే వాక్యం నేను పఠించానో అదే వాక్యం ఈ ఖురాన్ లో కూడా పొల్లు పోకుండా అదే విధంగా ఉంది. మరి ఇక రండి, దాని అనువాదాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మరియం కుమారుడు అల్లాహ్ ప్రవక్త యేసును మేము నిశ్చయముగా చంపితిమి అని వారందరూ, వారు నిశ్చయముగా అతనిని చంపలేదు, అతనిని సిలువపై వ్రేలాడదీసిరే కాని చంపలేకపోయిరి. ఇక్కడ గమనించాలి, ఇక్కడేముంది, వారు ఆయనని చంపలేదు మొదటి విషయం. రెండో విషయం ఏమిటి, వారు ఆయనని సిలువపై వేలాడదీసిరే కాని చంపలేకపోయిరి. ఇంతకుముందు మనం చూసాము అక్కడ అరబీ భాషలో ఏముందంటే ఉమా కతలుహు ఉమా సలబుహు, ఈ రెండు వాక్యాలు అరబీ భాషలో ఉన్నాయి. ఉమా కతలుహు అంటే అతన్ని చంపలేదు, ఉమా సలబుహు అంటే సిలువపైకి ఎక్కించలేదు. కతలు కతల్ అంటే చంపడము, ఉమా కతలుహు అంటే చంపలేదు అని, సలబుహు అంటే సిలువ వేయడం, ఉమా సలబుహు అంటే సిలువ వేయలేదు. ఇంత స్పష్టంగా మనకి ఈ విషయం అర్థమైంది. అరబీ భాషలో కనీస జ్ఞానం ఉన్న వ్యక్తి కూడాను ఉమా కతలుహు ఉమా సలబుహుకి అర్థము అతనిని చంపలేదు, నిశ్చయముగా అతన్ని సిలువపైకి ఎక్కించలేదు అని అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఉన్న అనువాదం చూసినట్లయితే వారు నిశ్చయముగా అతన్ని చంపలేదు, ఉమా కతలుహు దీని అర్థం. ఆ తర్వాత ఏమంటున్నారు, ఉమా సలబుహుకి వీరు అనువాదం ఏం చేశారంటే అతనిని సిలువపై వ్రేలాడదీసిరే కానీ చంపలేకపోయిరి. ఇది అరబీ భాషలో ఎక్కడ ఉంది? ఉమా సలబుహు అంటే అతన్ని సిలువ వేయలేదు అని ఉండాలి, సిలువపై వేసిరే కాని అని ఎక్కడ ఉంది? ఇది అనువాదంలో జరిగినటువంటి పొరపాటు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ అనువాదంలో పొరపాటు ఎందుకు జరిగింది? తెలియక పొరపాటుగా జరిగిందా? ఎంత మాత్రమో కాదు, దీని అనువాదం చేసిన వారు బుద్ధిపూర్వకంగా మోసపూరితతనంతో ఆలోచనతో చేసినటువంటి అనువాదం. అసలు ఈ అనువాదాన్ని ఎవరు చేశారు, ఎందుకు ఈ విధంగా అనువాదం చేయబడింది, ఈ విషయాన్ని తెలుసుకునే ముందు నేను మీకు మరొక విషయాన్ని తెలియచేస్తాను. యేసు వారు బైబిల్ ముందుగానే తెలియచేశారు. ఏమని? ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24:4 చూస్తున్నట్లయితే యేసు వారు ముందుగానే హెచ్చరించారు, మిమ్మను ఎవడనూ మోసపరచకుండా చూచుకునండి, మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూసుకునండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చూసారా, యేసువారు ముందుగానే చేసిన హెచ్చరిక ఏమిటి? అనేక మంది అబద్ధపు క్రీస్తులు వస్తారు, నేనే క్రీస్తుని ప్రకటించుకుంటారు, జాగ్రత్త, అలాంటి వారితో మీరు మోసపోకూడదని చెప్పారు. అయితే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే యేసువారు హెచ్చరించిన అనేక మంది అబద్ధపు క్రీస్తులలో ఒకడే ఈ ఒక వ్యక్తి, మిర్జా గులాం అహ్మద్ ఖాదీ అనే రెండు వ్యక్తి, తానే యేసు యొక్క రెండో రాకడని ప్రకటించుకున్నటువంటి అబద్ధపు క్రీస్తు. అయితే మొన్నటికి మొన్న 18వ శతాబ్దంలో మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ మిర్జా గులాం అహ్మద్ ఖాదీ అనే వ్యక్తి ఒక వర్గాన్ని స్థాపించాడు, అది ఖాదియానీ వర్గం. ఆ ఖాదియానీ వర్గం వారే అనువదించినటువంటిది ఈ ఖురాన్ గ్రంథం. కాబట్టి మీరు చూడవచ్చు, ఇది ఖాదియాన్ నుండి రిలీజ్ చేయబడినటువంటిది. ఖాదియానీ వర్గం వారు ఈ ఖురాన్ని అనువాదం చేశారు. అయితే ఈ అనువాదాన్ని కావాలనే మోసపూరితంగా చేయడం జరిగింది. వీరి యొక్క విశ్వాసం ఏమిటి అంటే యేసువారు సిలువపై మరణించలేదు, అక్కడ నుండి వారు తప్పించుకుని భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతానికి వచ్చి కాశ్మీర్ లో కొంతకాలం జీవితం గడిపారు, అక్కడ యేసువారు మరణించారు, యేసువారి సమాధి నేడు కూడా అక్కడ ఉంది అని వీరి యొక్క ఈ వర్గం వారి యొక్క విశ్వాసం. మరి ఈ విషయాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు విశ్వసిస్తారా? వీరి ప్రకారముగా యేసు రెండో రాకడ ఉంది, ఆ రెండో రాకడ మరెవరో కాదు, మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే వ్యక్తి, నేనే ఆ క్రీస్తుని రెండో రాకడని ప్రకటించుకున్నారు. వారు చేసినటువంటి అనువాదం ఈ ఖురాన్ గ్రంథం ఇలాంటి అనువాదాన్ని. యేసు వారు చెప్పారు, జాగ్రత్త, మోసపోకూడదు, ఇలాంటి వారి వల్ల పడకూడదంటే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అలాంటి వారి అనువాదాన్ని తీసుకొచ్చి మన ముందు చూపించడము కడు శోచనీయమైన విషయం. అయితే ఈ విధంగా అనువాదం చేసినందుకు ఈ ఖాదియానీ వర్గాన్ని పూర్తిగా ముస్లిం వర్గం నుండి బహిష్కరించడం జరిగింది. ఈ ఖురాన్ని ఈ ఖాదీన్లు ఏదైతే ట్రాన్స్లేషన్ చేశారో, బుద్ధిపూర్వకంగా ఏదైతే ప్రజల్ని దారి తప్పించే ప్రయత్నం చేశారో, ఈ ఖురాన్ గ్రంథాన్ని పూర్తి ముస్లిం సమాజం బ్యాన్ చేసేసింది. ఈ ఖురాన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో ఈ ఖురాన్ బ్యాన్ చేయబడి ఉంది. అలాగా బ్యాన్ చేయబడిన ఈ ఖురాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు తీసుకొచ్చి చూపించడము నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వ్యంగ్యంగా ఏమన్నారంటే, మీ అల్లా అరబ్బీలోనే స్ట్రాంగా, తెలుగులో స్ట్రాంగ్ కాదా? అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్నే రక్షించాడా? తెలుగు భాషలో ఉన్న ఖురాన్ ఎందుకు రక్షించలేకపోయాడు, ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు. అనేకమైన ఎందుకు అనే ప్రశ్నలకి జవాబు మనం చెప్పలేము. ఉదాహరణకి క్రైస్తవుల విశ్వాసం ప్రకారంగా యేసువారు చనిపోయారు, 3 రోజుల తర్వాత తిరిగి లేచారు, ఆ తర్వాత ఆరోహణై పైకి వెళ్ళిపోయారు అని క్రైస్తవుల విశ్వాసం. నేను ఒకవేళ వారిని ప్రశ్నిస్తే, ఆరోహణ పైకి ఎందుకు వెళ్ళిపోయారండి, భూమి మీదనే ఉండి ప్రళయం వరకు నేను చనిపోయి తిరిగి లేచాను, నేను చనిపోయి తిరిగి లేచిన ప్రజలందరికీ కనబడుతూ చెప్పొచ్చు కదా, సాక్ష్యం చెప్పొచ్చు కదా, ఎందుకు పైకి వెళ్ళిపోయారు, ఎందుకు భూమి మీద ఉండలేదు అని ఎందుకు అనే ప్రశ్నిస్తే సమాధానం మీ దగ్గర ఉందా? అనేకమైన ఎందుకు అనే ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పలేరు. అయితే సృష్టికర్త నుండి అల్లా కేవలం అరబ్బీ భాషలోనే స్ట్రాంగ్ కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, అన్ని భాషల్లోనే స్ట్రాంగే. కాబట్టి అనువాదంలో కాసింత లోపం జరిగినప్పటికీ వెంటనే పట్టుకుని ఏర్పాటు ఇచ్చేశాడు, అంతగా రక్షించాడు అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్ని అల్లా సుబ్హానహు తాలా. ఖురాన్ గ్రంథంలోని ఒక్క వాక్యం యొక్క అనువాదం తేడా చేసినందుకే బుద్ధిపూర్వకంగా ఖాదియానులు ముస్లింలు కాకుండా పోయారు. ఇంతగా దేవుడు సృష్టికర్త అనే దైవం ఖురాన్ని రక్షించాడు. ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత. మరి బైబిల్ విషయానికి వస్తే, బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక్క అక్షరం కాదు, ఒక్క పదం కాదు, ఒక్క వాక్యం కాదు, ఒక అధ్యాయం కాదు, పుస్తకాలకి పుస్తకాలైతే చేర్చిన వారు క్రైస్తవులు కాకుండా పోవటం లేదు. పుస్తకాలకు పుస్తకాలు తీసేసినా కానీ వారు క్రైస్తవులు కాకుండా పోవటం లేదు. ఉదాహరణకి 73 పుస్తకాలు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ బైబిల్ ని విశ్వసించేవారు క్రైస్తవులే. దానికన్నా 7 గ్రంథాలు తీసేసి, దానికన్నా 7 పుస్తకాలు తగ్గించి 66 పుస్తకాలు ఉన్న బైబిల్ని విశ్వసించేవారు కూడాను క్రైస్తవులే. వారు క్రైస్తవులు కాకుండా పోలేదు. 66 పుస్తకాల కన్నా 10 పుస్తకాలు ఎక్కువగా ఉన్నటువంటి బైబిల్, చారిస్మాటిక్ వర్షన్ బైబిల్, 76 పుస్తకాలు ఉన్న బైబిల్ని విశ్వసించేవాడు క్రైస్తవుడే. 26 పుస్తకాలు ఉన్న బైబిల్ని విశ్వసించేవాడు క్రైస్తవుడే. ఎన్ని గ్రంథాలు నమ్ముతున్నావు? చివరికి 15 గ్రంథాలు ఉన్న బైబిల్ కూడా ప్రపంచంలో అందుబాటులో ఉంది. రకరకాల బైబిల్స్, ఏ బైబిల్ని నమ్మినా కానీ, ఏ బైబిల్ని విశ్వసించినా కానీ వారు క్రైస్తవులు కాకుండా పోవట్లేదు. ఇది బైబిల్ యొక్క పరిస్థితి. కానీ ఖురాన్ ఒక్క వాక్యం ఒక అనువాదం తేడా వచ్చినందుకే పట్టుబడి వారు ముస్లింలు కాకుండా పోయారు. ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత, ఖురాన్ని దేవుడు రక్షించేటువంటి విధానం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర గ్రంథంలో కూడా లేనటువంటి ఒక వాక్యం ఖురాన్ లో మనకు కనబడుతుంది. అదేమిటయ్యా అంటే, ఖురాన్ గ్రంథంలో 15వ సూరా సూరా అల్ హిజ్ర్ 9వ వాక్యంలో చూసినట్లయితే, ఇన్నా నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, ఈ గ్రంథాన్ని స్వయంగా నేను అవతరింపచేశాను, దీన్ని రక్షించే బాధ్యత స్వయంగా నేనే వహిస్తున్నాను అని సృష్టికర్త అన్న దైవం తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథాన్ని నేను అవతరింపచేశాను, దీన్ని రక్షించే బాధ్యత నేనే వహిస్తున్నాను. చూడండి, ఖురాన్ యొక్క రక్షించేటువంటి బాధ్యత స్వయంగా సృష్టికర్త అన్న దైవమే తీసుకున్నాడు. ఈ ఖురాన్ లో రవ్వంత విషయాలు కలపడం కానీ, ఒక చిన్న పళ్ళు కూడా తీసివేయడం కానీ ఇప్పుడు కాదు, ప్రళయం వరకే సంభవించదు. ఖురాన్ని అనేక రకాలుగా దేవుడు రక్షించాడు. ఉదాహరణకు ఒక విధానాన్ని చూసినట్లయితే, ఖురాన్ని రక్షించే విధానం హాఫిజే ఖురాన్ అంటే, ఖురాన్ పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసిన వారిని హాఫిజే ఖురాన్ అంటారు. ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనీసం 6 సంవత్సరాల వయసు నుండి అతి ఎక్కువగా 60 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ప్రజలు లక్షలాది మంది ఖురాన్ యొక్క హాఫిజులు ఉన్నారు. పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసిన వారు ఉన్నారు. ఉదాహరణకి ఈ ఖురాన్ లో 114 అధ్యాయాలు ఉన్నాయి. పూర్తి అది మొదటి అక్షరం నుండి చిట్ట చివరి అక్షరం వరకు పొల్లు పోకుండా బాహాట్ చేసిన వారు ఉన్నారు. ఈ ఖురాన్ గురించి ఒకప్పుడు ప్రధానమంత్రి గారు నుండి వాజ్పేయి మాట్లాడుకుంటూ వారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఉన్న ఖురాన్లన్నీ తీసుకొచ్చి మనం కాల్చేసినా కానీ మరుసటి రోజు కొత్త ఖురాన్ని తీసుకురాగలుగుతారు ముస్లింలు, ఎందుకంటే ఖురాన్ మొత్తం వారి హృదయ పలకాలలో కంఠస్థం చేయబడింది అన్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఏదైతే బైబిల్ మనం చూస్తున్నామో మొత్తం బైబిల్ని కంఠస్థం చేసిన వారు ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా లేరు. ఇది బైబిల్ యొక్క పరిస్థితి. ఖురాన్ని దేవుడు ఎలాగా రక్షించాడో ఈ విధంగా మనం చూస్తున్నాము. దీనికి మనందరం కూడా సృష్టికర్త అన్న దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే, చివరికి ఈ ఖాదియానీల దగ్గర ఉంటే ఈ ఖురాన్ గ్రంథంలో అరబీ భాషలో మూల భాషలో మాత్రం రవ్వంత తేడా కూడా వారు చేయలేకపోయారు. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఆ తర్వాత పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ ఖురాన్ ని మూడో ఖురాన్ గా ఈ ఖురాన్ ని చూపించడం జరిగింది. మరి ఈ ఖురాన్ గురించి చూపించారు, ఈ ఖురాన్ ఖురానే మజీద్ అని వారు తెరిచి మరి మనకు చూపించడం జరిగింది. ఈ ఖురాన్ లో వారు మాట్లాడుకుంటూ వారు ఏ విధంగా చూడండి ప్రజల్ని ఏ విధంగా దారి తెప్పించే ప్రయత్నం చేశారు. 4వ అధ్యాయము 157వ వాక్యంలో ఆ ఖురాన్ లో సిలువ వేశారని ఉంది, మరొక ఖురాన్ లో సిలువ వేయలేదు అని ఉంది. ఈ ఖురాన్ చూపించుకుంటూ ఖురానే మజీద్ ని ఈ ఖురాన్ లో ఏముందయ్యా అంటే అదే 4వ సూరా 157వ వాక్యం గురించి మాట్లాడుకుంటూ వారేమన్నారు తెలుసా, యేసు నిజముగా దేవుడైతే తన్ను మరణం నుండి రక్షించుకోనగలడుగుతా, అట్లు కానేరదు అని ఉంది అని వారు తెలియజేశారు. చూడండి ఎలాగ ప్రజల్ని దారి తప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ ముందు నేను 4వ అధ్యాయం 157వ వాక్యంలో ఉన్న విషయం నేను మీకు ముందు చదివి వినిపిస్తాను. మీరు నా చిత్ర చూస్తున్నారు ఖురానే మజీద్ 4వ సూరా సూరనిసా 157వ వాక్యం యొక్క అనువాదం. దేవుని ప్రవక్తయును మర్యమునకు పుత్రుడును అగు ఈసాను చంపితిమని పలికినందు వలన శిక్ష పొందితిరి, వారు అతనిని చంపలేదు మరియు శిలువపై నెక్కింపలేదు. చూసారా, వారు అతనిని చంపలేదు శిలువపై నెక్కింపలేదు శిలువపై ఎక్కించలేదని స్పష్టంగా అదే అనువాదం ఉంది. అనువాదంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ వారు చదివిన విషయం ఎక్కడ నుంచి చదివారో తెలుసా, ఈ 4వ అధ్యాయం 157వ వాక్యం కాకుండా వారు ఒక అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివారు. ఆ 17వ వాక్యంలో ఏముందో అది కూడా మనం పరిశీలిద్దాం. 17వ వాక్యంలో వారు చదివిన విషయం ఏమిటంటే, ఇది 5వ సూరా 17వ వాక్యం, వాక్యంలో ఉన్నటువంటి ఒక కింద ఉన్న విషయాన్ని చదువుతున్నారు. యేసుక్రీస్తు దేవుడైనచో తన చావును తప్పించుకొనగలడు కదా, అట్లు కానేరదు. పాపం పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఖురాన్ గ్రంథం ఎలా చదవాలో తెలియదు. నా చేతిలో ఉన్నటువంటి వారి చేతి ఖురాన్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమైన ఖురాన్ ఉంది, దేవుని వాక్యము ఉంది, దేవుని వాక్యం యొక్క అనువాదము ఉంది, దేవుని వాక్యం యొక్క అనువాదం యొక్క వ్యాఖ్యానము ఉంది. అంతేకాదు అనువాదకర్త యొక్క కామెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. వారు చదివింది దేవుని వాక్యము కాదు, దేవుని వాక్యం యొక్క అనువాదము కాదు, ఆ అనువాదం యొక్క వ్యాఖ్యానము కూడా కాదు. వారు ఏం చదివారు, అనువాదకర్త యొక్క కామెంట్ చదివారు. కామెంట్ చదివారు అసలు వాక్యంలో ఏముంది ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. 5వ సూరా 17వ వాక్యంలో అరబీలో ఉన్న విషయం ఏమిటంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, లఖద్ కఫర అల్లజీన ఖాలూ ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యమ్. దాని అర్థం ఏమిటంటే మర్యం పుత్రుడే యేసునే దేవుడు అని పలికిన వారు నిశ్చయముగా విశ్వాసులైరి. మర్యం కుమారుడైన యేసుని ఎవరైనా దేవుడు అంటే వారు నిశ్చయముగా అవిశ్వాసులైపోతారు అన్న వాక్యం ఉంది. ఆ వాక్యానికి అనువాదం కింద వ్యాఖ్యానం, ఆ వాక్యానం తర్వాత అనువాదకర్త కామెంట్ చేస్తున్నాడు. ఏమని కామెంట్ చేస్తున్నాడు, యేసే దేవుడైన చో, అంటే దేవుడు కాదు దేవుడైన చో. మీరు అనుకుంటున్నారు కదా యేసు శిలువపై చనిపోయారని, తన మరణం నుండి రక్షించుకొనగలడు కదా అని కామెంట్ చేస్తారు. వాస్తవానికి యేసు దేవుడు కాదు, ఖురాన్ చెప్తుంది యేసు శిలువపై మరణించను లేదు ఖురాన్ చెప్తుంది. ఈ విధంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఒక వాక్యానికి మరొక వాక్యాన్ని కలగాపులకం చేసి ఆ ఉన్న కామెంట్స్ ని కూడా ఖురాన్ లాగా చూపించి ప్రజల్ని ఒక మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం. మరి ఈ డిబేట్ లో నేను వారికి తెలియజేసినప్పుడు వారు పరిశీలించాల్సింది, పరిశీలించకపోగా వారు స్టూడియో రికార్డింగ్ మాటల్లో కూడాను తిరిగి ఖురాన్ మీద బురద చల్లేటువంటి పని చేశారు. ఈ విధంగా వారు చేయకుంటే చాలా మంచిగా ఉండేది, పరిశీలించినట్టయితే దేవుడు వారికి సన్మార్గాన్ని చూపించేవాడు. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని నేను డిబేట్ మధ్యలో కూడా గుర్తు చేశాను. నేటి అంశం యేసు శిలువపై ఎక్కారా ఎక్కలేదా అనేది డిబేట్ కాదండి. ఈ రోజు డిబేట్ ఏంటి, క్రీస్తు శిలువ చనిపోయారా చనిపోలేదా అనేది డిబేట్ అని వారికి చెప్పినప్పటికీ దాదాపుగా 15-20 నిమిషాలు శిలువ ఎక్కారనుంది శిలువ ఎక్కలేదని ఉంది అని వారికి తెలియదు. వారికి జవాబు నేను చెప్పాను, వారు స్టూడియోలో మళ్లీ చెప్పారు కాబట్టి వివరంగా నేను ఇక్కడ తెలియచేయడం జరిగింది. అసలు విషయం ఏమిటి, క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. మరి ఈ అంశం గురించి వారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ఈ బైబిల్లో ఉన్న స్వార్థకులు రాస్తున్నారు ఎవరయ్యా అంటే వాళ్ళు కళ్ళతో చూసిన వారు సాక్ష్యం చెబుతున్నారు, కళ్ళతో చూసిన వారు రాస్తున్నారు అన్నారు. యేసు ప్రభు యొక్క మరణం అయిన వెంటనే కళ్ళతో చూసి రాసింది, అదే చెప్పాను. ఒక విషయం మనం తెలుసుకోవాలి, నేను చాలా మంది క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఇదే విధంగా నాతో మాట్లాడారు. ఏమని, ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ నలుగురు కూడాను, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు కూడాను యేసు శిష్యులే అనే భ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ మత్తయి మార్కు లూకా యోహానులో మధ్యలో నుండి మార్కు లూకా ఇద్దరు యేసు శిష్యులు కాదు. మీరు ఎలా చెప్తున్నారండి వీరిద్దరు యేసు శిష్యులు కాదని? యేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఈ మార్క్ లూకా లేరు, ఎలా చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక ప్రదేశాల్లో యేసుకు 12 శిష్యుల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 10:2-4 వాక్యాలు మనం చదివితే అక్కడ యేసు యొక్క 12 మంది శిష్యుల పేర్లు మనకు కనబడతాయి. ఉదాహరణకి చూడండి, మత్తయి సువార్త 10:2-4 వాక్యాలు చూసినట్లయితే ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, ఎవరండి ఆ 12 మంది? మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడుగు యాకోబు, అతని సహోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, తద్దయ్యను వారి పేరు గల లెబ్బయి, కనానీయుడుగు సీమోను, ఆయనను అప్పగించినటువంటి ఇస్కరయోతు యూదా. ఈ 12 మంది పేరు స్పష్టంగా ఉన్నాయి. ఈ 12లో ఎక్కడ మార్కు అని కానీ లూకా అని కానీ మనకు కనబడడం లేదు. మార్కు లూకాలు యేసు యొక్క ఈ 12 మంది అపోస్తలులు వారు ఉన్నటువంటి వారు కాదు, ఇంత మాత్రము కాదు. ఇది మార్కు మరియు లూకా యొక్క పరిస్థితి. ఆ తర్వాత మిగిలిన 2 సువార్తలు అవేమిటి? మత్తయి సువార్త, యోహాను సువార్త. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్ని పరిశీలించి చదివి బైబిల్ని పరిశీలనగా మనం చూస్తే మనకు తెలిసే సత్యం ఏమిటంటే, మత్తయి సువార్త రాసింది యేసు శిష్యుడైన మత్తయి కాదు, యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైనటువంటి యోహాను కాదు. ఎలా చెప్తున్నారండి? బైబిలే మనకు సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణకి మత్తయి సువార్త రాసింది మత్తయి కాదని మత్తయి సువార్తలో మనకు తెలుస్తుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 9:9 మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మత్తయి సువార్త ఎవరు రాశారన్న విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడండి మనం చదువుదాం. ఇది మత్తయి సువార్త 9:9 ఉన్న విషయాన్ని నేను మీకు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునత్త కూర్చొని ఉండిన మత్తయి అను ఒక మనుషుణ్ణి చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. జాగ్రత్తగా చూడండి, ఒకవేళ మత్తయే యేసు శిష్యుడైన మత్తయే రాసి ఉన్నట్లయితే ఆ వాక్యం ఎలా ఉండాలి? యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చొండి ఉన్న మత్తయి అను ఒక మనుషుణ్ణి చూసి అని ఉండదు, మత్తయి అను నన్ను చూసి అని రాయాలి. ఒక మనుషుణ్ణి చూసి అంటే రాస్తుంది మత్తయి కాదు. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతనితో చెప్పగా కాదు నాతో చెప్పగా అని మత్తయి రాయాలి. అతడు లేచి ఆయనను వెంబడించను, అతడు లేచి కాదు నేను లేచి ఆయనను వెంబడించను అని ఉండాలి. అక్కడ నేను అని సంభాషణ లేదు, అతడు మత్తయి అని ఒక మనుష్యుడు గురించి ఎవరు రాస్తున్నారు? మరొకడు రాస్తున్నాడు. ఈ విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తి, ఈ విషయాన్ని గురించి విన్నటువంటి వ్యక్తి రాస్తున్నాడు. ఇది మత్తయి సువార్త 9:9 ప్రకారంగా మత్తయి సువార్త రాసింది యేసు శిష్యుడైన మత్తయి కాదు. అందుకే చూడండి, అసలు ఇది మత్తయి సువార్త కాదు, మత్తయి ప్రకారముగా ఉన్నటువంటి సువార్త. దీన్ని ఉదాహరణకి నేను మీకు హెబ్రో మరియు గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ని చూపిస్తాను. మీరు నా చేతిలో గ్రీక్ మరియు హెబ్రో భాషలో ఉన్న బైబిల్ మీరు చూస్తున్నారు. ఈ బైబిల్ని చూసినట్లయితే మత్తయి సువార్త గురించి ఏముంది ఇక్కడ? ఇక రండి దానికి సంబంధించిన విషయ సూచికలో వెళ్దాం. కొత్త నిబంధనలో ఉన్న విషయ సూచిక, ఇది కొత్త నిబంధనలో నుండి విషయ సూచిక మీరు చూస్తున్నారు. అక్కడేముందండి, ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ. గాస్పల్ ఆఫ్ మాథ్యూ అని లేదు, ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ అంటే మత్తయి ప్రకారముగా ఉన్నటువంటి సువార్త. మత్తయి ప్రకారముగా ఎవరు రాస్తున్నారు? మరెవరో రాస్తున్నారు. మత్తయి రాసే సువార్త కాదు, అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి ప్రకారముగా మరెవరో రాస్తున్నటువంటి సువార్త. ఇదే విషయంలో యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైన యోహాను కాదు, యోహాను ప్రకారముగా మరెవరో సువార్త రాస్తున్నారు. యోహాను ప్రకారముగా సువార్త, ఆ విషయాన్ని కూడా చూసుకున్నట్లయితే ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్, జాన్ ప్రకారముగా యోహాను ప్రకారముగా ఉండే సువార్త మరెవరో రాస్తున్నారన్న విషయం తెలుస్తుంది. మరి యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైన యోహాను కాదని వివరంగా మనకు ఎలా తెలుస్తుంది అంటే, యోహాను సువార్త చదువుతో మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 19:34-35 వాక్యాలు మనం చదివితే మనకేం తెలుస్తుందో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19:34-35 వాక్యాలు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇది చూసినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. అతని ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యమే అని ఎవరు చెప్తున్నారు? రాసే వ్యక్తి రాస్తున్నాడు, చూసిన వ్యక్తి రాయడం లేదు. అతను చెప్పే సాక్ష్యము సత్యము అని రాస్తున్న వ్యక్తి అంటున్నాడు. అంటే చూసిన వ్యక్తి రాయలేదు అనే విషయం స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. రాసింది యోహాను కాదు. ఆ తర్వాత, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతడు అని ఎవరంటున్నారు? అతడు అనటం లేదు, మరొక వ్యక్తి అంటున్నాడు. ఇంకా వివరంగా తెలియాలంటే ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని మేమెరుగుదుము. చూడండి, గమనించండి, ఇతని సాక్ష్యము సత్యమని మేమెరుగుదుము అని ఎవరంటున్నారు? రాసే వ్యక్తి అంటున్నాడు. రాసిన వ్యక్తి మాత్రం యోహాను కాదని ఇదే గొప్ప సాక్ష్యం. అంటే ఇక్కడ మనకు తెలిసిందే ఏమిటి? 4 సువార్తికుల్లో 2 సువార్తికులు మార్క్ లూకా మాత్రమే శిష్యులు కానే కాదు, మత్తయి సువార్త రాసింది యేసు శిష్యుడైన మత్తయి కాదు, యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైన యోహాను ఎంత మాత్రము కాదు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మరీ చెప్పారు, కళ్ళతో చూసిన వారు సాక్ష్యం చెప్తున్నారు, కళ్ళతో చూసిన వారు రాస్తున్నారని. కళ్ళతో చూసిన వాడు ఎవడు కూడా అక్కడ రాయటం లేదనే విషయము ఇక్కడ వాస్తవం మనకి బయలుపడింది. ఇది ఒక విషయం. మరొక విషయం, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏమన్నారంటే, బైబిల్ ప్రకారముగా యేసు శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ యేసు శిష్యుడైన యోహాను ఉన్నాడు అని చాలా సేపు వాదించారు, అనేక సార్లు చెప్పారు. నేను క్లియర్ గా ఆయనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుడైన యోహాను ఉన్నాడు కదండి ఆయన చెప్పాను. మరి చివరికి ఏమన్నారంటే, యోహాను ఉన్నాడని ఒక్క మాటలో ఒప్పుకోవచ్చు కదా అన్నారు. ఒప్పుకోవాలంటే యోహాను అక్కడ ఉంటే కదా ఒప్పుకోవడానికి. యోహాను యేసు శిలువ వేసిన సమయంలో లేరు. దీనికి అనేక లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. ఉదాహరణకి, యేసువారిని పట్టుకున్నప్పుడు యేసు శిష్యులందరూ కూడాను చెదిరిపోతారు, పారిపోతారు, యేసువారిని ఒంటరిగా వదిలిపెట్టేస్తారని అనేక లేఖనాలు ఉన్నాయి. ఉదాహరణకి యోహాను సువార్తలు చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 32వ వాక్యంలో చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఒక వాక్యాన్ని చదివేటప్పుడు పరిశీలనగా చదివితే ఒక సత్యం మనకు బయలుపడుతుంది. అక్కడ ఉన్న వాక్యం ఏమిటి? యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యం, యేసువారు చెప్తున్నారు, ఇదిగో మీలో ప్రతి వాడును, శిష్యులతో అంటున్నారు, మీలో ప్రతి వాడును అంటే యోహాను మినహా కాదు, యోహాను కూడా కలుపుకునే, ప్రతి వాడును ఎవని ఇంటికి వారు చెదిరిపోవును, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. యేసువారిని ఒంటరిగా వదిలిపెట్టేటటువంటి సమయం వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ఒంటరిగా వదిలిపెడతారు అంటే యోహాను తనతో పాటు ఉంటే ఒంటరిగా వదిలిపెట్టినట్టు ఎలా అవుతుంది? మీలో ప్రతి వాడు ఎవరింటి వారు చెదిరిపోతారు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టే గడియ వచ్చినది, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఏమంటున్నారు? యోహాను నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అనటం లేదు, తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. ఈ వాక్యంలో మరొక విషయం మనకేం తెలుస్తుందంటే, తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను చావుకి మరణానికి వదిలిపెట్టాడు, నన్ను రక్షించుకుంటారన్న విషయం కూడా ఉంది. మరొక విషయం ఏమిటంటే, యేసువారు ఒంటరిగా వదిలిపెట్టబడతారు, శిష్యులందరూ కూడా పారిపోతారు, చెదిరిపోతారన్న విషయము స్పష్టంగా యేసువారు చెప్తున్నారు. ఆ తర్వాత యోహాను అక్కడ ఉన్నాడని వాదించడము ఈ లేఖనానికి విరుద్ధంగా మాట్లాడినట్లే. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యంలో చూసినట్లయితే, యేసువారు తన శిష్యులకు చెప్తున్నారు, ఏమంటున్నారు చూడండి, మీరందరూ కూడాను నా విషయంలో అభ్యంతరపడి చెదిరిపోతారు. ఏలైనగా ఏ విధంగా చెదిరిపోతారంట? గొర్రెల కాపరిని కొట్టుదును, ఆ మందలో ఉన్నటువంటి గొర్రెల్ని చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. చూడండి, ఇది మామూలు విషయం కాదు, రాయబడి ఉన్న విషయం. రాయబడి ఉన్న విషయము జరగకుండా ఉంటుందా? ఏమి రాయబడి ఉంది? గొర్రెల కాపరిని కొట్టినప్పుడు మందలో ఉన్న గొర్రెలన్నీ చెదిరిపోతాయి, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్నప్పుడు ఆ యోహాను ఉంటాడని అర్థమవుతుందా? ఎంత మాత్రము కాదు, లేఖనం ప్రకారముగా అక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న విషయమే మనకు అర్థమవుతుంది. మరి ఈ మాట యేసువారు శిష్యులతో అన్నప్పుడు శిష్యుల యొక్క స్పందన ఏమిటి? శిష్యులు ఏమంటున్నారు? దాని కింది వాక్యాలు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 29 నుండి మన వాక్యాలు చదువుకుంటూ వస్తే, యేసువారితో పేతురు అంటున్నాడు, మీ విషయంలో యేసు, నీ విషయంలో అందరూ అభ్యంతరపడినను, నేను మాత్రం అభ్యంతరపడను, నేను మాత్రం పారిపోను నిన్ను వదిలిపెట్టని పేతురు అంటున్నాడు. పరలోకపు తాళపు చదివిన పేతురు అంటున్నాడు. ఆ మాటన తర్వాత యేసువారు ఏమంటున్నారు ఆ పేతురుతో? నేటి రాత్రి కోడి రెండు మారలు కుయ్యకమునిపే ముమ్మారు మూడు సార్లు నేనెవరో నీకు తెలియదని నువ్వు చెప్తావు అని ఖచ్చితంగా యేసువారు చెప్తే దానికి పేతురు ఆశ్చర్య పేతురు ఉన్నట్టు తెలుసా, కావాల్సి వస్తే నీతో పాటు కలిసి నేను చావనేలా చూస్తాను కానీ నువ్వెవరో తెలియదని నేను అన్నాను కాక అనను అని ఖచ్చితంగా చెప్తాడు. పేతురు కూడా చెప్పాడా కదా, దాని కింద ఉంటుంది అట్లు వారందరూ అన్నారు. శిష్యులందరూ అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, ఏసయ్యా నిన్ను పట్టుకున్నప్పుడు మేము పారిపోము, అవసరమైతే చావనైనా చస్తాము కానీ నిన్ను మాత్రం మేము నువ్వెవరో మాకు తెలియదని మాత్రం అనము. కానీ ఈశ్వర్ ఏమంటున్నారు, యేసు లేఖనం మీరందరూ పారిపోతారు. పేతురుతో అన్నారు, అసలు నేనెవరో నీకు తెలియదు అన్నట్టుగా నువ్వు మాట్లాడతావు, కోడు కుయ్యక ముందు మూడు సార్లు నేనెవరో నువ్వు సా అని ఒట్టు పెట్టుకుని మరీ చెప్తావని యేసువారి లేఖనం. మరి యేసువారి లేఖనాలు నెరవేరలేదా, యేసువారు చెప్పిన మాట నెరవేరదా, ఏమైంది, బైబిల్ ఏం సాక్ష్యం చెప్తుంది, ఏం జరిగింది? మత్తయి సువార్త 26:56 మనం పరిశీలించినట్లయితే యేసును పట్టుకోవడం కోసం అక్కడ ఉన్న సైనికులు వచ్చినప్పుడు శిష్యులందరూ వారిని విడిచిపెట్టి పారిపోయాననే వాక్యం మనకు కనబడుతుంది. శిష్యులందరూ వారు పారిపోయారు. ఎందుకు? యేసువారు అనేక సార్లు చెప్పారు, ఏ శిష్యులను వదిలిపెట్టి మీరు బలహీన విశ్వాసులు, అల్ప విశ్వాసులు, మూఖతరం వారలారా, విశ్వాసం లేని వారలారా, ఇంకెంతకాలం నేను మీతో కూడా ఉండునని అనేక సార్లు శిష్యులు అనేక సార్లు తిట్టారు. ఆ బలహీన విశ్వాసులు ఏంటి, ఆ మూర్ఖతరపు విశ్వాసులు, విశ్వాసం లేని వారని ఎవరైతే తిట్టారో ఆ శిష్యులు, మేము మాత్రం పారిపోము, మేము మాత్రం చెదిరిపోము, మేము మాత్రం అభ్యంతరపడమని చివరికి ఏం చేశారు, పారిపోయారు. కానీ యేసువారి ఆ లేఖనం కూడా నెరవేరాలి కదా. ఏ లేఖనం? నువ్వెవరో నాకు తెలియదని పేతురు అనాలి కదా. అందుకోసం ఏం జరిగింది చూడండి, పేతురు అక్కడి నుంచి దాక్కుని వారిని వెంబడిస్తున్నాడు. యేసుని వెంబడించుకుంటూ ఆ తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలు ఎక్కడున్నాయి చూడండి. పేతురు వెంబడిస్తున్నాడు వెనక నుంచి. పేతురు వెలుపటి ముంగట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతన్ని చూచి అతని వద్దకు వచ్చి, నీవు గలిలయైన యేసుతో కూడా ఉండిన వాడవి కదా అంటుంది. నువ్వెవరో, నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే కదా, ఏ శిష్యుల్లో నువ్వు వాడివే కదా అని పేతురును చూసి అనగానే అతను భయపడిపోతాడు పేతురు. అందుకు అతను ఏమంటున్నాడు చూడండి, 70వ వాక్యం ఏముంటుంది, అందుకు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతులు నాకు తెలియవు అంటున్నాడు. ఎవరు చెప్తున్నావో అది నాకు తెలియదు అంటున్నాడు చూడండి. అందరి ముందు సాక్ష్యం చెప్తాడు. ఆ తర్వాత అతడు నడవలో వెళ్ళి తర్వాత అక్కడ మరొక చిన్నది అతనిని చూసి, నువ్వు నజరేయుడైన యేసుతో కూడా ఉండిన వాడివని వారితో చెప్పగా వెంటనే అతను ఏమంటున్నాడు తెలుసు చూడండి, పేతురు ఏమన్నాడు వెంటనే, పేతురు ఏం చేస్తున్నాడు 72వ వాక్యం చూసుకున్నట్లయితే, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, యేసుతో పాటు ఉన్న వాళ్లలో నేను ఉండలేదు, ఒట్టు అంటున్నాడు అతను, ఒట్టు పెట్టుకుంటున్నాడు పేతురు. ఆ తర్వాత ఆ మనుషుడు నేను ఎరుగను, ఏ మనుషుడు, యేసును నేను ఎరుగను అంటున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉండి కొంతమంది చూసి యేసును అక్కడ పేతురును చూసి అంటున్నాడు, నిజమే నీవు వారిలోని వాడవే కదా అని అన్నప్పుడు అక్కడ అందుకు పేతురేమంటున్నాడంటే, అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నటకును ఒట్టి పెట్టుకున్నటకును మొదలు పెట్టాను. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు, ఒట్టు శపించుకుంటున్నాడు. ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత కోడి కుయ్యనే కూసింది, లేఖనం నెరవేరింది. చివరికి అసలు ఈ శిష్యులు, నేను నిన్ను వదిలిపెట్టము, వదిలిపెట్టకుండా ఉండిపోతాము, పారిపోమని ఇంత ఖచ్చితంగా చెప్పినటువంటి శిష్యులు ఎందుకు పారిపోయారు? పేతురు ఎందుకు అసలు ఆయన ఎవరో నాకు తెలియదని ఎందుకు అన్నాడు? కొన్ని గంటలు కూడా జరగలేదు, యేసువారు చెప్పారు పేతురుతో, నీవు నేనెవరో ఎరుగను నువ్వు అంటావంటే నేను చావనైనా చేస్తాను కానీ అలా అనను అన్న కొన్ని గంటలలోపే ఆయన ఎవరో నాకు తెలియదు నువ్వు ఒట్టు పెట్టుకుంటూ శపించుకుంటూ ఎందుకు చేశాడంటే, వారి విశ్వాసం యొక్క బలహీనత. యేసువారు చెప్పారు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అన్నారు. వారు చావుకు భయపడ్డారు, అమ్మో ఎక్కడ నన్ను చంపేస్తారో అన్నారు. మరి కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే యేసువారు వారి శిష్యుల యొక్క పరిస్థితి గురించి తెలియజేశారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8:26 మరియు మత్తయి సువార్త 14:31 అదే మత్తయి సువార్త 15:16 మత్తయి సువార్త 16:8 మరియు లూకా సువార్త 9:41 లూకా సువార్త 24:25 యేసువారు తన శిష్యులను ఏమని మాట్లాడుకున్నారు, అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసం బలహీనంగా ఉన్నటువంటి వారలారా, మూర్ఖతరం వారలారా, మంద బుద్ధులారా, విశ్వాసం లేని వారలారా అని వారి విశ్వాసాన్ని బలహీనంగా చూపించుకుంటూ యేసువారు తిడుతున్నారు. అలాంటి బలహీనమైన విశ్వాసులు చివరికి చావుకు భయపడి యేసును వదిలిపెట్టి పారిపోయారు. పారిపోతారని వ్రాయబడి ఉన్నది కదా, వ్రాయబడి ఉన్నట్టుగా జరిగింది. యోహాను అక్కడ ఉన్నాడు అని వాదించడము ఈ లేఖనాలన్నిటికీ విరుద్ధంగా మాట్లాడమే. కానీ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు యోహాను సువార్త 19:26-27 చూపించి వారు ఏమన్నారంటే, ఈ వాక్యాల ప్రకారంగా యేసు శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ యోహాను ఉన్నాడు అని వాదించారు. మరి ఆ వాక్యాలు మనం తెలిసి చూసామనుకోండి, యోహాను సువార్త 19:26-27 అక్కడ యోహాన్ అనే పేరే మనకు కనపడదు. అక్కడ ఏం కనబడుతుంది? అసలు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు? ఎవరెవరు ఆ యేసు సిలువ వేసినప్పుడు ఉన్నారని అంటే మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు, యోహాను సువార్తికుడు ఈ నలుగురు కూడా అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఎవరున్నారో పేర్లు కూడా తెలియచేయడం జరిగింది. ఉదాహరణకు అక్కడ ఎవరున్నారా అంటే జబదయ కుమారుల తల్లి మరియు మగ్ధలేని మరియా, యేసేపు మరియు మోషే యొక్క తల్లి అయిన మరియా, యేసు తల్లి అనేటి మరియా, ఈ నలుగురు అక్కడ ఉన్నారని, మరికొంతమంది స్త్రీలు ఉన్నారని పేర్లతో పాటు ప్రస్తావన ఉంది. ఒకవేళ అక్కడ యేసు శిష్యుడైన యోహాను ఉంటే ఒక్క సువార్థికుడైన యోహాను అనే పేరు రాసి ఉండాలి కదా. ఒక్క సువార్థికుడు కూడాను పేరు మెన్షన్ చేయలేదంటే యేసు శిష్యుడైన యోహాను అక్కడ లేడన్న విషయం మనకు తెలుస్తుంది. మరి వాక్యంలో ఏముంది? యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. అక్కడ యేసు తల్లి అయిన మరియా, పక్కనే యేసు ప్రేమించిన శిష్యుడు ఉంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ప్రేమించిన శిష్యుడిని చూసి యేసు వారు అంటారు. ఆ ప్రేమించిన శిష్యుడిని చూసి ఆ శిష్యుడితో అంటాడు కదా ఇదిగో నీ తల్లి అని అప్ప చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఏం తెలిసింది? ఆ ప్రేమించిన శిష్యుడే యోహాను అని వాదించారు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు. ఆ ప్రేమించిన శిష్యుడే యోహాన్ అయితే ఇప్పటివరకు మనం చూసినటువంటి లేఖనాలన్నీ కూడా నిరర్థకమైపోతాయి. ఆ లేఖనాల ప్రకారంగా శిష్యులందరూ పారిపోయారు, ఒంటరిగా వదిలిపెట్టబడాలి యేసు వారు. యోహాన్ అక్కడ ఉంటే ఒంటరిగా వదిలిపెట్టినట్టు కాదు, ఆ లేఖనం నిరర్థకమైపోతుంది. మరి ఆ శిష్యుడు ఎవరు? మరి యోహాను సువార్త 19:26 అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు అని ఉంది కదా. ఆ శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు యేసుకున్న 12 శిష్యుల్లో మాత్రం ఒకడు కాదు. ఎందుకు 12 శిష్యులు మాత్రం పారిపోవాలి లేఖనాల ప్రకారంగా? అక్కడ ఉన్న శిష్యుడు ఎవరండి అంటే 12 కాకుండా అనేక మంది శిష్యులు ఉన్నారు అంటుంది బైబిల్. ఉదాహరణకి మత్తయి సువార్త 27:57 ప్రకారంగా యోసేపు అనేవాడు కూడా యేసు శిష్యుడే అని ఉంది. అయితే ఈ 12 శిష్యులు కాక మరెవరో శిష్యుడు అక్కడ ఉండి ఉంటాడు. లేదండి, ప్రేమించిన శిష్యుడు యోహానే అని ఎవరైనా వాదిస్తే ఒక్క విషయం పొరపాటు పడుతున్నారని గమనించాలి. ఎందుకంటే ఇది యేసు మీద వేసేటువంటి ఒక నింద. ఎందుకు? యేసు వారు ఏమన్నారు? యోహానును మాత్రమే యేసు ప్రేమించారా? మరెవరిని? ఏ శిష్యుడిని ప్రేమించలేదా? నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమని బోధించినట్టు యేసు వారు కేవలం యోహాన్నే ప్రేమించాడండి. యోహాను మాత్రమే ప్రేమించిన శిష్యుడు అంటే మరెవరిని ప్రేమించలేదు. ఆయన మాత్రం నిన్ను వలని పొరుగువారిని ప్రేమించని బోధించారే తప్ప ఆయన ఎవరిని ప్రేమించలేదు అన్నట్టుగా ఉంటుంది. యేసు వారు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ఆ ప్రేమించిన శిష్యుల్లో ఒక శిష్యుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నది మాత్రం యోహాను ఎంతకన్నా ఎంత మాత్రమూ కాదు. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు ఏమిటంటే కళ్ళతో చూసిన వారు ఎవరు కూడా రాయడం జరగలేదు. యేసు సిలువ వేసినప్పుడు యోహాన్ అక్కడ లేడు. కాబట్టి నేను పదే పదే మన క్రైస్తవ సోదరులకు ఏం చెప్తారంటే మనం ఏదైతే అనుకుంటుంటామో, మనం ఏదైతే ఆలోచిస్తుంటామో, మన ఆలోచనని బైబిల్లో వెతకవద్దు. బైబిల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం అనుకున్న విషయం బైబిల్లో వెతికితే ఇలాంటి పొరపాట్లే వస్తాయి. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న 4 సువార్తల గురించి చూసాం. 4 సువార్తలు మార్కు మరియు లూకా యేసు శిష్యులు కాదని, మత్తయి సువార్త మత్తయి రాలేదు, యోహాను సువార్త యోహాను రాయలేదని, యేసును సిలువేసినప్పుడు యోహాన్ అక్కడ లేడు అన్న విషయము స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇలాంటి బైబిల్ని చూసి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏమన్నారంటే ఈ బైబిల్ FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని బైబిల్ని చూపించుకుంటూ వారు మాట్లాడారు. యేసు ప్రభు వారి యొక్క మరణం యొక్క FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది బైబిల్లో మాత్రమే ఉంది. అసలు FIR అంటే ఏమిటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏమిటో తెలిసే వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో బైబిల్ ఈజ్ FIR అని మాత్రం అనేవారు కాదు. ఎందుకంటే FIR అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక దగ్గర ఒక సంఘటన మర్డర్ జరిగింది అనుకోండి. మర్డర్ జరిగితే జరిగినటువంటి ఆ మర్డర్కి సంబంధించి రిపోర్ట్ చేయబడాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయబడాలి. ఆ రిపోర్ట్ ఎప్పుడు చేయబడుతుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే మర్డర్ అయిన వెంటనే తెలుసుకున్నారు. కనీసము ఎంత ఆలస్యమైన 2-3 12 గంటలు 20 గంటలు ఆలస్యమైన కనీసం 24 లోపలైనా రిపోర్ట్ చేయబడాలి. లేదండి, బాగా ఆలస్యం అయిపోయింది, కనీసం 24 అయినా రిపోర్ట్ చేయబడాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 24 కూడా రిపోర్ట్ చేయబడలేదు అనుకోండి, కనీసం 24 అయినా రిపోర్ట్ చేయబడాలి. కానీ ఏ బైబిల్ గురించి అయితే వీరు చెప్తున్నారో బైబిల్ ప్రకారంగా యేసు సిలువ వేయబడిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సువార్తికులు సువార్త రాశారు. దీని గురించి స్వయంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారే సాక్ష్యమిస్తున్నారు, వినండి. ఎప్పుడు రాశారంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు 33 చనిపోయారు. విత్ ఇన్ 25 ఇయర్స్ లో ఈ ఆ టైంలోనే వారు ఉంటుండగానే వారు ప్రత్యక్షంగా రాయబడినవి. ఏమంటున్నారు? Within 25 అంటే 25 లోపే రాశారట. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే మీరు జరిగిన డిబేట్ కి సంబంధించిన వీడియోస్ చూశారు. అయితే ఈ వీడియోస్ వీడియో మీరు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఈ డిబేట్ లో ఏం జరిగింది, ఏం మాట్లాడడం జరిగింది, ఎంత శాతం మీరు చెప్పగలుగుతారు? మంచి మేధాశక్తి ఉంటే, మంచి జ్ఞాపక శక్తి ఉంటే జరిగింది జరిగినట్టుగా ఒక 90% చెప్పగలుగుతారేమో. సరే ఈ రోజు వదలండి, 24 గంటల తర్వాత అడిగితే మరికొన్ని విషయాలు మర్చిపోతారు. నెల రోజుల తర్వాత నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఈ డిబేట్ లో ఏం విన్నారండి, ఏం చూశారంటే దాదాపుగా సగం విషయాలు మర్చిపోతారు. అదే 1 సంవత్సరం తర్వాత అడిగితే, అంతెందుకు 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎవరైనా డిబేట్ గురించి అడిగారనుకోండి, ఏ డిబేట్, ఎవరా బ్రదర్ షఫీ, ఎవరో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్, కనీసం పాస్టర్ పేరు నా పేరు కూడా మీరు మర్చిపోతారు. ఇది మానవుడి యొక్క మేధాశక్తి, మానవుడికి జ్ఞాపక శక్తి. 25 సంవత్సరాల పరిస్థితి, ఆ 25 సంవత్సరాల లోపే రాశారని తను స్వయంగా చెబుతూ ఇదే బైబిల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని మాట్లాడడం చాలా హాస్యాస్పదమైన విషయం. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఇక్కడ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బైబిల్లో ఉన్న సువార్తలు ఇప్పుడు రాయబడ్డాయన్నారు, వితిన్ 25 ఇయర్స్ అన్నారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. వాస్తవం ఏమిటి, ఈ బైబిల్లో ఉన్న సువార్తలు ఎప్పుడు రాయబడ్డాయి? బైబిల్ యొక్క గ్రంథ చరిత్రను మనం చూసినట్లయితే, బైబిల్లో ఏ సువార్త ఎప్పుడు రాయబడింది అని ఆ చరిత్రను మనం పరిశీలించినట్లయితే వాస్తవం తెలుస్తుంది. ఉదాహరణకి డాక్టర్ టి జాన్ రత్నం గారు, పాస్టర్ గారు, వీరు బైబిల్ గురించి అనేక పరిశోధనలు చేశారు, బైబిల్ చరిత్ర గురించి. ఆ తర్వాత బైబిల్ గ్రంథ చరిత్ర అని ఒక బుక్ కూడా రాయటం జరిగింది. ఈ బుక్ ని మీరు తీసుకొని చదవచ్చు. ఈ బుక్ లో వారు ఏమంటున్నారు చూడండి, వారు ప్రతి బైబిల్ ఉన్న ప్రతి పుస్తకం గురించి ఆ పుస్తకం చరిత్ర రాస్తున్నారు. మరి అదే విధంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్తలు, ఇతర గ్రంథాలు వారి గురించి వాటి చరిత్ర రాస్తున్నారు. మత్తయి సువార్త గురించి వారు ఏమంటున్నారు చూడండి, మత్తయి సువార్త ఎప్పుడు రాయబడింది, క్రీస్తు శకం 85 సంవత్సరాల సమయంలో, 80 సంవత్సరాల లోపు రాయబడింది. ఇది వితిన్ 25 ఇయర్స్ రాయబడింది కాదు, 85 సంవత్సరాల తర్వాత రాస్తే ఆ చూసిన వ్యక్తికి, విన్న వ్యక్తి ఏం గుర్తుంటుందని రాస్తారు. మార్కు సువార్త ఎప్పుడు రాయబడింది, క్రీస్తు శకం 65 సంవత్సరాల తర్వాత. లూకా సువార్త ఎప్పుడు రాయబడింది, క్రీస్తు శకం 80 సంవత్సరాల తర్వాత. యోహాను సువార్త, ఏ యోహాను సువార్త గురించి అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు డిబేట్ లో మరీ మాట్లాడారో, అది ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు శకం 90 సంవత్సరాల సమయంలో రాయబడింది. 90 సంవత్సరాల సమయంలో రాయబడింది అంటే ఎంతవరకు గుర్తుంటుంది, ఎంతవరకు దీని అథెంటిసిటీగా మనం తీసుకోగలుగుతాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి బైబిల్ నుంచి ఈ బైబిలే ఎఫ్ఐఆర్ అనటము, ఇది ఆ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి మూర్ఖత్వము, అమాయకత్వము అర్థమవటం లేదు. వాస్తవానికి ఈ బైబిల్ ఎప్పుడు రాయబడింది అన్న విషయం మనం చూసాం. జాన్ రత్నం గారు తెలియజేసిన వివరాలే కాకుండా ఇంటర్నెట్ లో బైబిల్ హిస్టరీ అని మనం చూసినట్లయితే, న్యూ టెస్ట్మెంట్ యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే, వారు కూడాను ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగే మనకు లభిస్తుంది తప్ప పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చెప్పినట్టుగా మాత్రము లభించడం లేదు. ఇదే ఖురాన్ గురించి మాట్లాడుతూ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏమన్నారంటే, యేసు తర్వాత ఇప్పుడు 600 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన మాటలను ఎలా నమ్మాలి అన్నారు. అయితే అసలు ఈ ఖురాన్ అంటే ఏమిటో తెలియక, ఖురాన్ గురించి కనీస అవగాహన లేదు కాబట్టే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ విధంగా మాట్లాడారని నేను అనుకుంటాను. ఈ ఖురాన్ గ్రంథం అంటే ఏమిటి, ఈ ఖురాన్ గ్రంథం యొక్క వాస్తవికత ఏమిటి? ఖురాన్ గ్రంథంలో 26వ సూరా సూరా షురాలో 192, 193 వాక్యాలు చూసినట్లయితే ఈ ఖురాన్ గ్రంథం యొక్క వాస్తవికత ఉంది. ఈ ఖురాన్ గ్రంథం ఎలా వచ్చింది, దీనిని సకల లోకాల సృష్టికర్త అయిన ప్రభు అవతరింపచేశాడు. సకల లోకాల సృష్టికర్త అవతరింపచేసిన గ్రంథము ఈ గ్రంథాన్ని తీసుకుని విశ్వసనీయమైనటువంటి జిబ్రాయిల్ దైవదూత అంటే గాబ్రియల్ దేవుడితో ఈ గ్రంథాన్ని తీసుకుని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయ పలకంపై అవతరింపచేశాడు. ఈ ఖురాన్ని అవతరింపచేసింది సకల లోకాల సృష్టికర్త. ఈ ఖురాన్ని తీసుకుని వచ్చింది జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఈ ఖురాన్ ఎవరి వద్దకు వచ్చిందా అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి అవతరించిన గ్రంథం. ఇది ప్రవక్త మొహమ్మద్ వారు స్వయంగా చెప్పిన విషయాలు కాదు. అయితే ఏలియా యొక్క ఆరోహణ జరిగిన సంఘటన క్రీస్తుకు ముందు ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ఏలియా ఆరోహణ గురించి ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత మలాకి ప్రవచించలేదా? ఏలియా రెండో రాకడ గురించి మరి ఆ విషయాన్ని మీరు విశ్వసించలేదా? ఏలియా యొక్క ఆరోహణ అయినా 900 సంవత్సరాల తర్వాత యేసువారు ఆ ఏలియా యొక్క రెండో రాకడ గురించి మాట్లాడుతూ ఈ బాప్తిజమిచ్చే యోహానే ఆ ఏలియా అని యేసువారు చెప్తే మనం విశ్వసించలేదా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వాక్యంలో మీరు విశ్వసించినట్లయితే ఈ బాప్తిజం ఇచ్చి యోహానే ఆ ఏలియా అని చెప్పారు కదా. మరి 900 సంవత్సరాల తర్వాత చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని విశ్వసించగను అని అనటము ఎలాంటి మూర్ఖత్వం విషయం అనిపిస్తుంది అంటే, అదే 600 సంవత్సరాల తర్వాత అవతరించినట్టు ఈ ఖురాన్ని ఎలా విశ్వసించాలి అనడం కూడా అంతే మూర్ఖత్వం అని మనకు అర్థమవుతుంది. సృష్టికర్తన అల్లా యేసును క్రీస్తుగా పంపి అతన్ని విశ్వసించి ఉన్నప్పుడు యూదులు యేసుని క్రీస్తుగా విశ్వసించకుండా అవిశ్వాసులు లేపారు. యేసుని దేవుడు సజీవంగా పైకి ఎత్తుకున్నప్పుడు ఆ విషయంలో భ్రమకులోనైపోయి యూదులు క్రైస్తవులు యేసులపై మరణించారు అని అనుకున్నారు. మరి ఈ ప్రజల యొక్క భ్రమల్ని దూరం చేయడం కోసము సకల లోకాల సృష్టికర్తన దైవం ముహమ్మద్ ప్రవక్త ద్వారా సత్యాన్ని బయలుపరిచాడు. క్రీస్తు శిలువపై చనిపోలేదనే సత్యాన్ని కూడా బయలుపరచడం జరిగింది. యేసువారు పుట్టక ముందు నుంచే యేసువారు శిలువపై మరణించిన అనేక లేఖనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ లేఖనాలని నమ్మనటువంటి వారి గురించి యేసువారు శ్రమపడిన 3 దినముల తర్వాత తమ శిష్యులకు కనబడి అవే లేఖనాలు గుర్తు చేశారు. తను సజీవంగా ఉన్నాను, తను మరణించలేదని అక్కడ చెప్పారు. అయినప్పటికీ నమ్మనటువంటి వారి గురించి సృష్టికర్తన దైవము 600 సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ద్వారా అదే విషయాన్ని వారికి తెలియచేశారు. యేసువారు నిశ్చయముగా శిలువపై మరణించలేదు అనే విషయాన్ని. అయితే ఈ విషయాన్ని నమ్మకపోవడం ఎలాంటి విషయం అంటే, మోషే వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన 1300 సంవత్సరాల తర్వాత యేసువారు వాటిలో నుంచి కొన్ని విషయాలు సవరించి చెప్తే ఆ విషయాలు నమ్మకుండా యూదులు ఏ విధంగా అయితే అవిశ్వాసులు అయిపోయారో, ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ వారు చెప్పినటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించకుండా క్రైస్తవులు ఆ విధంగానే అవిశ్వాసులు అయిపోతున్నారు. కాబట్టి ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి. ఈ ఖురాన్ని ఎవరు తెలియచేశారంటే, ఎల్లకాలము ఉండినటువంటి సమస్తము ఎరిగినటువంటి ఆ దేవుడే ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త మొహమ్మద్ వారి ద్వారా తెలియచేశాడు. ఏ దేవుడైతే మోషే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆ తర్వాత ప్రవక్తల ద్వారా ప్రజల్ని సంస్కరించాడో, మరి ఏ దేవుడైతే యేసు ద్వారా సువార్తని ప్రకటించాడో, అదే దేవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ద్వారా ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించినట్లయితే ఇహలోకంలో పరలోకంలో సాఫల్యాన్ని పొందవచ్చు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తన సొంతంగా ఏ విషయం చెప్పారని ఖురానే సాక్ష్యం ఇస్తుంది. ఖురాన గ్రంథంలో సూరా అన్నజ్మ్ 53:3 చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు తన మనోవాంఛను అనుసరించి ఏ విషయమో చెప్పరు. మరి వారి ఇస్తున్న సందేశము అతని వద్దకు వచ్చినటువంటి ఒక వహి, అంతకుమించి మరి ఏమీ కాదని. ఇదే విషయం గురించి బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది. యోహాను సువార్త 16:13 చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి గురించి ఒక లేఖనం అక్కడ కనబడుతుంది. అతను తనంతట తాము ఏమీ బోధించక వేటినైతే వింటాడో అదే బోధిస్తాడు, జరగబో సంగతులు అతను మీకు తెలియచేస్తాడు, అతను నా వాటిలోనే తీసుకుని మీకు తెలియచేస్తాడు, కాబట్టి నన్ను మహిమపరుచునని యేసువారు తెలియచేశారు. ప్రవక్త ముహమ్మద్ వారు తనంతట తను ఏమీ బోధించకుండా ఏదైతే దేవుడి నుంచి వింటాడో అదే వహీని, అదే సందేశాన్ని ప్రజలకి అందించడం జరిగింది. అదే ఈ చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ అంతిమ నిబంధన. డిబేట్ లో నేను యేసు శిలువపై చనిపోలేదు అనడానికి బైబిల్లో ఉన్నటువంటి అనేక లేఖనాలు నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి చూపించాను. మరి ఆ లేఖనాలను చూపించి ఈ లేఖనాలు మీరు ఇప్పుడే ఒప్పుకోవాలను, వీటికి ఇప్పుడే జవాబు చెప్పాలను అనలేదు, కనీసం మీరు ఇంటికి వెళ్ళైనా వీటిని పరిశీలించండి అని వారికి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అయితే నేను ఏ లేఖనాలైతే అక్కడ డిబేట్ లో తెలియచేశానో ప్రతి లేఖనం కూడా నేను అన్వేషించి పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత 100కి 100%, 100కి 100% ఇది యేసువారి గురించి నిర్ధారణ అయిన తర్వాతే నేను ఇక్కడ చెబుతున్నాను అని చెప్పిన తర్వాత కూడా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఆ లేఖనాలని కనీసం కూడా పరిశీలించకుండా అలాగే ఇవి లేఖనాలు యేసువారివి కాదు అని చెప్పారు. మరి నేను చెప్పిన లేఖనాలు యేసువారివి కాదు అని చెప్పడం కోసము వారు కొన్ని సిల్లీ కారణాలు చెప్పారు, కొన్ని కారణాలు చెప్పారు. ఆ కారణాలు ఎలాంటివి ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 34:17-20 చూపించాను. ఈ వాక్యాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే 17వ వాక్యం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును అని స్పష్టమైన లేఖనం చూపించాను. ఆ తర్వాత 19వ వాక్యం చూసుకున్నట్లయితే, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని యెహోవా విడిపించును అని ఈ వాక్యం యేసువారి గురించండి అని స్పష్టంగా చెప్తే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ లేఖనం యేసువారిది కాదు అని ఖచ్చితంగా చెప్పారు. దానికి వారు ఒక కారణం చెప్పారు. ఏమిటా కారణం? ఏదైనా ఒక కీర్తన చదువుతుంటే ఆ కీర్తన ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారో చూడాలి. మరి ఈ 34వ అధ్యాయము ఈ కీర్తన ఎవరు చెప్పారయ్యా అంటే దాని కాంటెస్ట్ చదివారు. ఆ కీర్తన పైన ఫుట్ నోట్ మనం చదవాలి. ఆ ఫుట్ నోట్ లో ఏముందని చూసినట్లయితే 34వ కీర్తన పైన ఫుట్ నోట్ లో, దావీదు అబిమెలెకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలి వేయబడిన తరువాత రచించిన కీర్తన. ఆ సంభాషణను ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు వివరించి చెప్పాడు. దాన్ని సిలువ మరణానికి పెట్టడం అనేది అంత మ్యాచ్ అవ్వందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దావీదు అబిమెలెకు ముందు వెర్రివాడిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అబిమెలెకు ద్వారా దావీదు తరిమేయబడిన తర్వాత అప్పుడు చెప్పినట్టు కీర్తన దావీదు చెప్పాడు, ఇది దావీదుకి సంబంధించింది, కానీ అక్కడ రక్షించును అనే విషయం ఏదైతుందో, కాపాడును అనే విషయం ఏదైతుందో, అది దావీదుకు వర్తిస్తుంది. ఎందుకంటే సందర్భం దావీదు కానీ యేసుది కాదు అని ఈ కారణం చెప్పారు. మరి వారు ఏదైతే ఒక కారణం చెప్పారో ఆ కారణాన్ని మీద అతను నిలబడాలి కదా. ఏదైతే వారు కండిషన్ చెప్పారు, ఈ కండిషన్ ప్రకారంగా ఇది యేసువారిది కాదని, మరి ఆ తను పెట్టిన కండిషన్ని తను తెంచేసుకుంటూ తుడిచేసుకుంటూ దాని కింద ఉన్న వాక్యం ఏమంటున్నారు చూడండి, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని ఎక్కడుంది? 20వ వాక్యంలోనే ఉంది. ఈ వాక్యం మాత్రం యేసువారిదే అంటున్నారు. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అనేది ఆయన చెప్పారు, అది 100% యేసు ప్రభు వారి గురించి చెప్పిన ప్రవచనం. మరి ఈ వాక్యం మాత్రం యేసువారిది అన్నప్పుడు అప్పుడు కాంటెస్ట్ చూడరా, అప్పుడు ఏ సందర్భంలో చెప్పబడిందో చూడరా, పైన ఉన్న 17, 18, 19 వాక్యాలు యేసువారివి కావు. ఎందుకు? దావీదు చెప్పాడు కాబట్టి. 20వ వాక్యం యేసువారిదే. మరి దావీదు చెప్పాడు కాబట్టి అది కాదని అనొచ్చు కదా. తనకు ఒక నియమము, మరొక వ్యక్తికి ఒక నియమము, ఇది ఎలా? మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అన్నారు, ఒక వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్లో దాని పై వాక్యాలు దాని కింది వాక్యాలు చదవాలన్నారు. ఇప్పుడన్నా సరే బైబిల్ ఒక వర్స్ తీసి దాన్ని మనం బేస్ చేసి మాట్లాడకూడదు, దాని ముందు చదవాలా, దాని నెక్స్ట్ వర్స్ చదవాలా? మరి ఇక్కడ పై వాక్యాలు కింది వాక్యాలు చదవాల్సిన అవసరం లేదా? నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మరొక కారణం ఏం చెప్పారంటే, ఈ 20వ వాక్యం ఆయన ఎముకలన్నిటినీ రక్షించును, ఒక్క ఎముక కూడా విరవబడదు, యేసువారిదే. ఎందుకంటే ఈ లేఖనం కొత్త నిబంధనలో కోడ్ చేయబడినది కాబట్టి ఇది యేసువారిది. పైన ఉన్న 3 వాక్యాలు 17, 18, 19 వాక్యాలు మాత్రం కొత్త నిబంధనలో కోడ్ చేయబడలేదు కాబట్టి అది యేసువారిది కావు అన్నారు. చాలా మంచిగానే చెప్పారు. మరి వారు ఏదైతే కండిషన్ పెట్టారు అంటే వాళ్ళ వారి ఉద్దేశం ఏమిటి, ఏదైనా ఒక లేఖనం యేసువారిది అయి ఉండాలంటే అది ఖచ్చితంగా కొత్త నిబంధనలో కోడ్ చేయబడి ఉండాలి అని నియమం పెట్టారు. మరి ఏది యేసు ప్రభుకు సంబంధించింది, ఏది యేసు ప్రభుకు సంబంధించింది కాదండి అని తెలుసుకోవాలంటే ఆ ప్రవచనం నెరవేర్పు గురించి ఇక్కడ రాయబడి ఉన్నది అని క్లియర్ గా రాయబడి ఉంటుంది. లేకపోతే అదే మాటను మరలా కొత్త నిబంధన గ్రంథంలో రాసి ఉంటుంది. మరి ఆ నియమం పెట్టినప్పుడు వారి ప్రసంగంలో వారు ఆ నియమాన్నే మర్చిపోయారు. ఉదాహరణకి యెషయా గ్రంథము 53వ అధ్యాయం గురించి మాట్లాడుకుంటూ ఈ అధ్యాయం మొత్తం యేసువారిది అన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా యేసయ్య మరణము గురించి ఎంత క్లియర్ గా రాయబడిన చూడండి. నేను అడుగుతున్నాను, మరి కొత్త నిబంధనలో ఈ అధ్యాయం మొత్తం కోట్ చేయబడిందా? కోట్ చేయబడినప్పుడు ఈ అధ్యాయం మొత్తం యేసువారిదని ఎలా చెప్పారు? ఆయన పెట్టిన నిబంధనకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడారు? ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యంలో చూసినట్లయితే ఆయనను నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను అనే వాక్యం గురించి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చెప్పారు. యెహోవాకు నలగొట్టు, ఆయన నలగొట్టు ఇష్టమాయను, ఆ వాక్యం యేసువారిదని మీరు ఎలా చెప్తున్నారు? కొత్త నిబంధనలో ఎక్కడ కూడా కోట్ చేయబడలేదు కదా. కోట్ చేయకపోతే యేసువారిది కాదు అని మీరు నియమం పెట్టి అదే నియమానికి వ్యతిరేకంగా కోట్ చేయనటువంటి వాక్యాన్ని యేసువారిదని చెప్పారు. అసలు వాస్తవం ఏంటో తెలుసా? పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏదైతే నియమాన్ని పెట్టారో ఆ నియమానికి బైబిల్ వ్యతిరేకం, బైబిల్కు వ్యతిరేకంగా వారు నియమాన్ని పెట్టారు. ఖచ్చితంగా కోట్ చేయబడాలి అని ఏమీ లేదు ఇది. కాబట్టి ఈ విషయాల వెలుగులో మనకు తెలిసిన విషయం ఏంటంటే 34వ కీర్తన 17 నుండి 20 వరకు ఒకే వ్యక్తి గురించి చెప్పబడుతున్న లేఖనాలు ఏమిటది? దేవుడు యేసుని రక్షించుకుంటాను, కాపాడుకుంటాను అని చెబుతూ ఎలా కాపాడుకుంటాను, ఎలా రక్షించుకుంటాను అంటే ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అని చెప్పారు. మరి ఆ విషయాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాట్లాడము కడు సూచనీయమని మనకు అర్థమవుతుంది. వారు పెట్టిన నియమమే, దానికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. మరి మరొక విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో ఏదైనా ఒక వాక్యం చదివేటప్పుడు దాని పై వాక్యాలు చదవాలి, దాని కింది వాక్యాలు చదవాలన్నారు. మరి ఇక్కడ కింది వాక్యాలు పై వాక్యాలు చదవాల్సిన అవసరం లేదా? ఒకసారి వారిని వారు ప్రశ్నించుకుని సంస్కరించుకుంటారని, సవరించుకుంటారని నేను ఆశిస్తున్నాను. బైబిల్ గురించి బోధించే ముందు బైబిల్ ఎలా చదవాలో నేర్చుకుని ఆ తర్వాత బైబిల్ని బోధించాలి. ఆ తర్వాత బైబిల్లోని 116వ కీర్తన గురించి నేను తెలియచేశాను. 116వ కీర్తనలో 4 నుండి 8 వాక్యాలు నేను యేసువారికి సంబంధించిన లేఖనాలు అని చెప్పాను. ఆ లేఖనాలు మనం చూసినట్లయితే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండను, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణములను విడిపింపమని యెహోవా నామమున నేను మొరపెట్టితిని. యెహోవాకి యేసువారు మొరపెడుతున్నారని నేను తెలియజేశాను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆ యెహోవా సాధువుల్ని కాపాడువాడు. నేను క్రుండి ఉండగా ఆయన నన్ను రక్షించను, మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని స్పష్టమైన లేఖనాలు కనబడుతున్నాయి. ఇది యేసువారి గురించే నేను చెప్పాను. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మాట్లాడుతూ ఈ లేఖనాలు యేసువారివి కాదు అన్నారు. మరి యేసువారి కాదు అనటానికి వారు చెప్పిన రీజన్ ఏంటంటే, ఈ లేఖనాలు ఎవరు రాశారు మనం చూసినట్లయితే ఈ 16వ అధ్యాయము కీర్తన ఎవరు కూడా రాసినట్టుగా కనబడటం లేదు. అంటే ఇది ఆర్ఫన్ సాంగ్స్. ఆర్ఫన్ సాంగ్స్ అంటే అనాథ కీర్తనలు. ఎవరు రాశారో తెలియదు. ఇవి ఆర్ఫన్ సాంగ్స్ కాబట్టి, అంటే అనాథ కీర్తనలు కాబట్టి దీంట్లో యేసువారి గురించి అని చెప్పకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. కీర్తనలు 116:3 ఈ భక్తుడు ఎవరో యెహోవా నామం బట్టి మొర పెడుతున్నారు. ఎప్పుడన్నా కీర్తన పైన దావీదు రాస్తే దావీదు కీర్తన ఉంటుంది, కొరాహు కుమారులు రాస్తే కొరాహు కుమారుల కీర్తన ఉంటుంది, ఆసాపు రాస్తే ఆసాపు కీర్తన ఉంటుంది, మోషే రాస్తే మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన ఉంది. ఏ పేరు లేకపోతే ఆర్ఫన్ సాంగ్స్ అని ఉన్నాయి. అది కీర్తన ఎవరు రాశారో తెలియనప్పుడు వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు. 115వ కీర్తన ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. ఎవరో ఒక భక్తుడు రాసిన కీర్తన, తన కష్టాల నుంచి మరణములో నుంచి నన్ను రక్షించు ప్రభువా అని దేవునికి అడిగిన ఆ మాటని యేసు ప్రభువు గురించి ప్రవచనం అనేసారు. అంతే సింపుల్. ఒకవేళ అనాథ కీర్తనలో ఎవరు రాశారో తెలియనటువంటి కీర్తనలో యేసు వారిది ఉండదు అని కండిషన్ పెట్టినప్పుడు ఆ తర్వాత అధ్యాయమే 118వ అధ్యాయము అది కూడా అనాథ కీర్తనే కదా. 118వ కీర్తన 22వ వాక్యాన్ని చదువుతూ అదేమిటి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే వాక్యం మాత్రం ఈ వాక్యం యేసువారిదే అన్నారు వారు. కీర్తనలు 118వ కీర్తన 22వచనం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యేసు ప్రభు వారి సంబంధించిన ప్రవచనమే. నేను అడుగుతున్నాను, ఈ వాక్యం యేసువారిది అన్నప్పుడు మరి ఆ అధ్యాయము ఆ కీర్తన కూడా అనాథ కీర్తన అనే విషయం గుర్తురాలేదా? అది యేసువారిది అయినప్పుడు ఇది యేసువారిది ఎందుకు కాకుండా పోతుంది? ఏ కండిషన్ తో అయితే యేసువారిది కాదు అన్నారో అనాథ కీర్తనలో యేసువారిది ఉండదని ఆ నియమమే తప్పు ఆ కండిషనే తప్పు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అయితే ఈ 116వ కీర్తన ఖచ్చితంగా యేసువారిదే ఎలా చెప్తున్నాం? అనేక ఆధారాలు ఉన్నాయి. ఒక ఆధారాన్ని మనం చూసినట్లయితే 116వ కీర్తన 16వ వాక్యాన్ని చూసినట్లయితే, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడను. ఆ మాట్లాడుతుంది ఎవరు? దేవుని యొక్క సేవకుడు మరి దేవుని యొక్క సేవకురాలి కుమారుడు. ఎవరండి ఆ సేవకురాలు? అంటే యేసువారి తల్లి నుండి మరియం గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది. యేసువారి తల్లి గారైన మరియా దేవుని యొక్క సేవకురాలు, దేవుని యొక్క దాసురాలని బైబిల్ మనకు సాక్ష్యం చెప్తుంది. లూకాస్వార్త 1:38 చూస్తున్నట్లయితే మరియం దేవుని యొక్క దాసురాలు సేవకురాలు, ఆ సేవకురాలు కుమారుడే యేసువారు. ఇదే గొప్ప ఆధారం ఈ లేఖనాలు యేసువారి గురించి అని చెప్పడానికి. ఆ తర్వాత 118వ కీర్తన 17-18 వాక్యాలు నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి తెలియచేయడం జరిగింది. అక్కడేముంది, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేతను. అక్కడ ఈ వాక్యం స్పష్టంగా ఉంది, నేను చావను. ఎవరండి చావనటువంటి వ్యక్తి? అంటే ఇది యేసు మాత్రం కాదు అన్నారు. యేసు కాదు అని మీరు చెప్తున్నారు. దాని కింది వాక్యం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కాని మరణానికి అప్పగించలేదు. అంటే మరణానికి అప్పగించినటువంటి వ్యక్తి ఎవరు? అంటే ఇది యేసువారి గురించి నేను తెలియచేశాను, ఇది కాదు అన్నారు. మరి ఆ 2 వాక్యాల్లో ఉన్న మరణించినటువంటి యేసు కాకపోతే దాని కింద ఉన్న 22వ వాక్యం యేసువారిదని మీరు ఎలా అంటున్నారు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకి మూలరాయి ఆయను, ఇది యేసువారిదే కానీ పై వాక్యం యేసువారిది కాదు అన్నారు. కీర్తనలు 118వ కీర్తన 22వచనం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనమే. పైన నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను అనే మాట యేసు ప్రభు వారికి సంబంధించింది కాదు. మరొక దగ్గర ఏమన్నారు, ఒక వాక్యం చదువుతుంటే పై వాక్యము కింది వాక్యం చదవాలన్నారు. అంటే వారి మాటకి వ్యతిరేకంగా వారే మాట్లాడుతున్నారు. నేను గమనించిన విషయం ఏమిటంటే బ్రదర్ షఫీ ఏమన్నా చెప్తే దాన్ని కాదని వాదించాలి అని డిసైడ్ చేస్తున్నారు అంతే. అంతే తప్ప చెప్పిన లేఖనము ఇది అవునా కాదా యేసు వారికి వర్తిస్తుందని కనీసం కూడా పరిశీలించకుండా మాట్లాడిన విషయం నాకు అర్థమైంది. అయితే ఇక్కడ మళ్ళీ అదే కారణం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇది కోట్ చేశారు కాబట్టి యేసువారిది, కోట్ చేయలేదు కాబట్టి 17-18 వాక్యాలు యేసువారిది కాదని. కోట్ చేయనుంటే అనేక లేఖనాలు వారు చెప్పారు. ఉదాహరణకి యెషయా గ్రంథం 53:10 ఆయనను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన ఇది యేసువారిది అన్నారు. కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఈ వాక్యము కోట్ చేయబడలేదు, అయినప్పటికీ యేసువారిది అని వారు మాట్లాడారు. అంటే వారు నేను చూపించిన లేఖనాలు యేసువారివి కావు అనడం కోసం 3 కారణాలు చెప్పారు. ఒకటేమిటి, అవి అనాథ కీర్తన కాబట్టి కాదు అన్నారు. అనాథ కీర్తనలో నుంచి యేసువారి లేఖనాలు ఉన్నాయని మరి వారే ఒప్పుకున్నారు. రెండో విషయము, అది కొత్త నిబంధనలో కోట్ చేయలేదు అన్నారు. కొత్త నిబంధనలో కోట్ చేయని లేఖనాలు వారే కోట్ చేశారు. రెండో విషయం. మూడో విషయం ఏమిటి, 34 కీర్తన దావీదు అభిమేలే నుండి తరిమివేయబడిన తర్వాత దావీదు రచించిన కీర్తన, దాంట్లో యేసువారిది ఉండదు అన్నారు. దాంట్లో నుంచి 20 యేసువారిదని వారే చెప్పారు. చూసారా, ప్రతి రీజన్ కి కూడాను అతనే అది కాదు అని చెప్పడము, అవునని చెప్పడము, అతనికి అతనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏదో వాదించాలన్న ఉద్దేశంతో వాదించారే తప్ప అక్కడ అవగాహన ఏమాత్రం లేదన్న విషయం మనకి తెలుస్తుంది. డిబేట్ మధ్యలో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఏమిటది, మరి సువార్థికులు యేసువారు గొప్ప కేక వేసి ప్రాణం విడిచను అని రాసినప్పుడు అక్కడ ఈ ఫలానా లేఖనము నెరవేరునట్లుగా ఈ విధంగా జరిగిందని ఏదైనా లేఖనాన్ని కోట్ చేశారా అని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే, లేదు, ఏ లేఖనాన్ని కోట్ చేయలేదు, అసలు లేఖనం ఉండాలని రూల్ ఏమి లేదు కదా అని మాట్లాడారు. అయితే యేసు ప్రభు మరణిస్తాడని ప్రాఫెసీ చూపించండి పాత నిబంధనలో అని అనొచ్చు. గమనించండి, ఆయన చేసిన ప్రతి క్రియ కూడా ప్రాఫెసీ ఉండాలని ఏమి లేదు. ఆయన చేసిన అనేకమైన వేల క్రియలు ఉన్నాయి, వేల అద్భుతాలు ఉన్నాయి. ఆయన అన్ని అద్భుతాలు అన్ని క్రియలు కూడా మరి ముందుగా ప్రవచింపబడాలని ఏమి లేదు. చూడండి, అంటే ఉదాహరణకి ఏం చెప్పారంటే, యేసువారు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచారు, మరి ఇది ఎక్కడా లేఖనంలో లేదు కదా, లేఖనంలో లేదంటే ఇది జరగలేదనా అన్నారు. నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని యేసువారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన లేఖనంలో ఉండాలి అని నేను అనలేదు. నేనేమన్నాను, క్రైస్తవుల ప్రకారముగా యేసువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే శిలువ మరణము అంటారు. మరి యేసువారు వచ్చిన ఉద్దేశమే శిలువ మరణం అయితే, ఆయన మరణించను అని సువార్తికులు రాస్తున్నప్పుడు ఫలానా లేఖనం నెరవేరునట్లుగా అని రాయాలి కదా. కనీసం ఒక్క లేఖనమైనా ఉండాలి కదా ఆయన వచ్చిన ఉద్దేశం ఏదై ఉన్నప్పుడు. వారి జీవితంలో యేసువారు ఎప్పుడు పుడతారని, ఎక్కడ పుడతారని, ఎలా పుడతారని అన్ని లేఖనాలు ఉన్నాయి. ఆయన పుట్టక ముందే పుడతారన్న లేఖనం ఉంది, ఆయన కన్యాగర్భంలో పుట్టక ముందే కన్యాగర్భంలో పుడతారని ఉంది. కనీసం అంతెందుకు ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చేటప్పుడు ఆయన గాడిద ఎక్కి వస్తారని కూడా ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, యేసువారు గాడిద ఎక్కి వస్తే ఏమిటి, గుర్రం ఎక్కి వస్తే ఏమిటి, ఆ విషయం మనకు తెలియకపోతే విశ్వాసంలో వచ్చే తేడా ఏమీ లేదు. యేసువారు మరణిస్తారా మరణించారా, ఆయన వచ్చిన ఉద్దేశం ఏది ఉంటే ఖచ్చితంగా లేఖనం ఉండి తీరాలి. లేఖనము లేదు అంటే వారు వచ్చిన ఉద్దేశం శిలువ మరణము కాదు, ఆయన శిలువ మీద మరణించలేదన్న విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి ఒక్క లేఖనమన్నా చూపించాలి అంటే వారు ఏమన్నారు తెలుసా, లేఖనం ఉండాలని ఏం లేదండి కండిషను. కానీ యేసు వారు ఏమంటున్నారో తెలుసా, లూకా సువార్త 24:44 లేఖనాలు ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తున్నారు. మోషే ధర్మశాస్త్రంలో లేఖనాలు ఉన్నాయి చూడండి, కీర్తన గ్రంథాల్లో లేఖనాలు ఉన్నాయి చూడండి, మరి ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో లేఖనాలు ఉన్నాయి చూడండి, నేను కూడా లేఖనాలు చెప్పాను చూడండి. యేసువారు అంటుంటే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మాత్రం లేఖనాలు ఉండాలని రూల్ ఏమి లేదు, లేఖనం ఉంటేనే యేసువారు అని రూల్ ఏమి లేదు అని దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక అవగాహన లేకుండా ఏ సబ్జెక్ట్ గురించి అయితే మనం బైబిల్లో మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నేను యేసువారు ఎక్కడెక్కడైతే లేఖనాలు ఉన్నాయని చెప్పారో ప్రతి దగ్గర నుంచి నేను లేఖనాలు చూపించాను. యేసువారు తెలియచేసినట్టుగా మోషే ధర్మశాస్త్రం నుంచి యేసువారు ఎల్లప్పుడూ ఉంటారని, ఆయన మరణించననే లేఖనాన్ని మనం చూశాము. అదేవిధంగా కీర్తనల గ్రంథం నుంచి అనేక లేఖనాలు చూశాము. ఉదాహరణకి 118:17 నేను చావను, సజీవముగా ఉండి యెహోవా కిరణలు వివరించదను, యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదని అనేక లేఖనాలు కీర్తనలను చూశాము. అదేవిధంగా ప్రవక్తల గ్రంథాల నుంచి యెషయా గ్రంథం నుంచి, ఉదాహరణకి యెషయా గ్రంథం 51:14 స్పష్టంగా ఆయన చనిపోడు అనే ఆ లేఖనము, ఇలా అనేక లేఖనాలు చూపించాము. వాటి నెరవేర్పు కూడా మనం చూడడం జరిగింది. కానీ గమనించదగ్గ విషయం, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఒక్క లేఖనాన్ని కూడా మోషే ధర్మశాస్త్రం నుంచి కానీ, కీర్తనల గ్రంథాల నుంచి కానీ, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల నుంచి కానీ, కనీసం యేసు చెప్పిన మాటల నుంచి కానీ ఎక్కడ చూపించలేదు. కానీ అక్షరార్థంగా ఏవైతే విషయాలు చెప్పబడి ఉన్నాయో ఆ విషయాలు చూసి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు పొరపాటు కొన్ని విషయాలు మాట్లాడారు. వారికి స్పష్టమైన సమాధానాన్ని నేను వారికి తెలియచేయడం జరిగింది. బైబిల్ అనేక వాక్యాలు అక్షరార్థంగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి, భావార్థంగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి. బైబిల్ చదివే విధానం తెలియకపోతే అక్షరార్థంగా ఉన్న వాక్యాలను చూసి భ్రమపడతారు. అదే విధంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు కొన్ని అక్షరార్థంగా ఉన్న వాక్యాలను చూసి భ్రమపడ్డారు. అలాంటి వాక్యాలను సమాధానం చెప్పాను. ఉదాహరణకి అక్షరార్థంగా చెప్పబడిన కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయం 14వ వాక్యంలో పడవలో ఉన్నవారు యోనాని సముద్రంలో పడవేసి వారు ఏమంటున్నారు, మేము ఈ నిర్దోషిని చంపితిమి, చంపాము అని ఉంది. ఆ అక్షరాన్ని తీసుకుని చంపేస్తాడని అర్థం చేసుకుంటే అది తప్పైపోతుంది. అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వాక్యంలో చూసినట్లయితే అబ్రహాము దేవుడు మృతులను సైతము లేపుడు శక్తిమంతుడని ఎంచి తన ఒక కుమారుణ్ణి అర్పించి ఆ కుమారుని మృతులలో నుండి తిరిగి పొందెను అని ఉంది. అంటే తన కుమారుని బలిగా అర్పించి తిరిగి పొందాడు అని ఉంది. అంటే ఈ అక్షరార్థంగా ఉన్న విషయాన్ని చూసుకుంటే అబ్రహాము తన ఒక కుమారుని బలిగా అర్పించాడు అని అర్థమవుతుంది. వాస్తవానికి బలిగా అర్పించారా? అర్పించలేదు. మనకి భావార్థం ఏమిటి? అర్పించలేదు. అక్షరార్థంలో బలిగా అర్పించాడు తిరిగి పొందాడు అని ఉంది. అదేవిధంగా లూకాసువార్త 15వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన ఉంటుంది. ఆ వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తన యొక్క ఆస్తిని పంచుకుని దేశాంతరం వెళ్ళిపోతాడు. అక్కడ తన ఆస్తి మొత్తాన్ని కూడా నాశనం చేసుకుని తిరిగి పశ్చాత్తాపపడి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఉద్దేశించి ఏమంటాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను అన్నట్టు. నిజంగా తన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికేనా? కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను అంటే తప్పిపోయి తిరిగి వచ్చాడని. ఇది భావార్థము, అక్షరార్థము. ఒకవేళ ఎవరైనా ఒక బైబిల్ని చదివే విధానం తెలియనటువంటి వ్యక్తి ఆ వాక్యాన్ని చదివి నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను అన్న వాక్యం చదివితే అమ్మో అతని కుమారుడు చనిపోయాడేమో తిరిగి బ్రతికాడేమో అనుకుంటారు, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ లాగా. వాస్తవానికి ఇవి అక్షరార్థంగా ఉన్నటువంటి విషయాలు, భావార్థం కాదు. ఇవి స్పష్టంగా మనకి తెలిసాయి. వాక్యాలని అక్షరార్థంగా అర్థం చేసుకునేవారు లోక సంబంధులైతే దాన్ని భావార్థంగా అర్థం చేసుకునేవారు లేఖన సంబంధులని మనం చెప్పవచ్చు. అందుకే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. మరి పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నారు. లేఖనాల ఆధారంగా లేనటువంటి విశ్వాసమే నిత్య మరణానికి తీసుకెళ్తుంది. లేఖనాల వెలుగులో మన విశ్వాసాన్ని మనం సరిదిద్దుకుంటే మనకి తప్పకుండా నిత్యజీవం లభిస్తుంది. లేఖనాల వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోలేదనే వాస్తవాన్ని ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి ఈ లేఖనాలు పరిశీలించిన తర్వాత అనేక మంది అని సత్యాన్ని గ్రహించారు. ఉదాహరణకి మొన్నటికి మొన్న 3 నెలల క్రితం కరీంనగర్ జిల్లాలో నలుగురు చర్చ్ పాస్టర్స్ ఈ లేఖనాలు పరిశీలించి యేసు శిలువపై చనిపోలేదనే సత్యాన్ని గ్రహించి వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. తమ్ము తమను రక్షించుకున్నారు. ప్రజల్ని రక్షించడం కోసం ఇప్పుడు సువార్త, ఇస్లాం సువార్త ప్రకటిస్తున్నారు. మరి ఈ సత్యాన్ని, ఈ వీడియోని వీక్షిస్తుండే ప్రతి ఒక్కరు కూడాను ఈ సత్యాన్ని గ్రహిస్తారని, సత్యాన్ని స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇన్ని లేఖనాలు ఇంత స్పష్టంగా మన ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా సత్యాన్ని స్వీకరించుతారు. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ సత్య పరిశీలన చేసి సత్యాన్ని స్వీకరించడమో లేక కనీసం మౌనంగా ఉండడమో చేయకుండా ఏ విధంగా ప్రజలను దారి తప్పించే ప్రయత్నం చేశారంటే, ఉదాహరణకి బైబిల్ ప్రకారముగా యేసు శిలువపై ఎక్కారని ఉంది. యేసు శిలువపై ఎక్కారు అంటే చనిపోయారని అర్థము అని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అన్నారు. బైబిల్ ప్రకారంగా అయితే యేసు ప్రభు శిలువ ఎక్కాడంటే ఖచ్చితంగా చచ్చిపోయాడని. ఇది ఎలాంటి విషయం అంటే ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లారంటే చనిపోయినట్టే అన్నట్టుగా ఉంది. నేను ఒక లేఖనం తెలియచేస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యంలో యేసు వారు తెలియచేస్తున్నారు, యోనా ఏలాగునా 3 రాత్రింబవాళ్లు త్రిమింగళము గర్భములో ఉండెనో అలాగునా ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవాళ్లు భూగర్భములో ఉండును అని స్పష్టమైన ఒక లేఖనము యేసు వారు తెలియజేశారు. అయితే ఏలాగున యోనా ఉన్నాడో అలాగున ఈ మనుష్య కుమారుడు ఉంటాడు. ఏలాగున యోనా ఉన్నాడు, సజీవముగా ఉన్నాడు త్రిమింగళం గర్భంలో, యేసు వారు కూడా అలాగునే సజీవంగా భూగర్భంలో ఉంటారని స్పష్టమైన లేఖనం అక్కడ యేసు వారు తెలియజేశారు. అయితే యోనా లాంటి ఒక అద్భుతాన్ని యేసు వారు చూపిస్తా అంటున్నారు. అసలు అద్భుతం, మెరాకిల్ అంటే ఏమిటి అని చెప్తూ నేను ఒక ఉదాహరణ చెప్పాను. అదేమిటి? ఒక వ్యక్తి హిమాలయ శిఖరాల నుంచి పడిపోయాడు, పడిపోయి చనిపోయాడు. అది అద్భుతమా? అద్భుతము కాదు, మెరాకిల్ కాదు. మరొక వ్యక్తి హిమాలయ శిఖరాల మీద నుంచి పడిపోయి అతను ఏమాత్రం గాయపడకుండా నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్నాడు, అది అద్భుతమా కాదా అంటే అది అద్భుతమే అని తెలియజేశాను. ఏది అద్భుతం? చనిపోవడం అద్భుతమా? చనిపోకుండా ఉండడం అద్భుతమా? ఏది అద్భుతం అని నేను మాట్లాడితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏది అద్భుతము అనే టాపిక్ ని తీసేసి ఏది గొప్ప అనే కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. ఏది గొప్ప అని చెప్తూ వారు అన్నారు, శిఖరాల మీద నుంచి పడిపోయి చనిపోకుండా ఉండడం గొప్పే, కాకపోతే చనిపోయి తిరిగి లేవడం అంతకన్నా గొప్ప అన్నారు. యేసు వారు అక్కడ ఏం చెప్పారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వాక్యంలో యోనాను గూర్చిన సూచకక్రియే కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు అన్నారు. యోనాను గూర్చిన సూచక్రియే గాని అంటే అలాంటి అద్భుతమే కానీ ఇంకా ఏది చూచబడదు అన్నారా, లేక యోనాను గూర్చిన సూచక్రియ కన్నా గొప్ప సూచక్రియ అనుగ్రహించబడును అన్నారా? లేదు, అలాంటి సూచక్రియ అన్నారు. యోనా ఏలాగున ఉండునో అంతకన్నా గొప్పగా ఉంటాను అన్నారా? లేదు లేదు, యోనా ఏలాగున ఉండునో అలాగునే ఉంటాను అన్నారు. మరి యోనా చనిపోతే చనిపోయి ఉంటారు, చనిపోయి తిరిగి లేస్తే చనిపోయి తిరిగి లేస్తారు. యోనా చనిపోకుండా ఉంటే యేసు చనిపోకుండా ఉంటారు, యోనా చనిపోలేదు యేసు కూడా చనిపోలేదు. యోనా లాంటి అద్భుతం. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏం చూపించారంటే మత్తయి సువార్త 12:41 వాక్యంలో చూపించుకుంటూ, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు వారు యోనా కంటే గొప్పవాడు అని చెప్పుకున్నారు, యోనా చూపించిన అద్భుతం కంటే గొప్ప అద్భుతం చూపించారు అన్నారు. యోనా కంటే గొప్పవాడు యేసు ప్రభు. ఆయన యోనా బ్రతుకుని బయటకు వచ్చాడు, మరణించి బయటకు వచ్చాడు కాబట్టి గొప్పవాడు అంటే దాని అర్థం అది కాదు. బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోవడం కాదు. అసలు ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చెప్పినట్టుగా యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు వారు అన్నారంటే యోనా కంటే గొప్ప అద్భుతం చేస్తారని అర్థము అని వారు చెప్పినట్టుగా మనం తీసుకున్నట్లయితే యోనా చనిపోలేదు, యేసు చనిపోయి తిరిగి లేచారు చూసారా గొప్పవాడు అని తీసుకుంటే యోనా లాంటి అద్భుతం చేస్తాను అన్న లేఖనము నిరర్థకం అయిపోతుంది, ఆ లేఖనము నెరవేరినట్లు కాకుండా పోతుంది. అసలు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూడండి, రెండు విషయాలు ఉన్నాయి. యోనా లాంటి అద్భుతము జరగాలి, యోనా కంటే గొప్పవాడు కూడా అవ్వాలి. యోనా లాంటి అద్భుతం, యోనా చనిపోలేదు యేసు చనిపోలేదు, యోనా కంటే గొప్పవాడు అవ్వాలి. ఎలా? యేసు చనిపోలేదు యోనాలాగా, మరి గొప్ప ఏం జరిగింది? సజీవముగా పైకి ఆరోహణ అయిపోయాడు, యోనా కంటే గొప్ప విషయం జరిగింది. ఈ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక వాక్యం యొక్క అర్థం చెప్పేటప్పుడు చెప్పబడిన లేఖనం నిరర్థకమయ్యే విధంగా లేఖనాలకు వ్యతిరేకంగా అర్థం తీసుకోకూడదు. మరి ఎప్పుడైతే బైబిల్ అవగాహన చదివే విధానం తెలియదో ఇలాంటి పెడార్థాలే మనం చెప్పి ప్రజల్ని కూడా దారి తప్పించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి యోనాలాగా యేసు చనిపోలేదు, యోనా కంటే గొప్పగా యేసు వారు సజీవంగా ఆరోహణ అయిపోయారు. ఇది ఈ విషయం గురించి మనం తెలుసుకోవాల్సిన వాస్తవికత. మరియు మరొక విషయం, నేను డిబేట్ లో మాట్లాడుకుంటూ ఎవరైనా ఒక వ్యక్తిని ఉరి తీస్తే 1-2 నిమిషాల్లో చనిపోతాడు, షూట్ చేస్తే వెంటనే చనిపోతాడు, కానీ ఎవరినైనా సిలువ వేస్తే మాత్రము వెంటనే చనిపోడండి, ఎందుకంటే తన శరీరంలో ఉన్న ఏ అవయవం కూడా డ్యామేజ్ అవ్వదు, కాబట్టి చాలా కాలం పాటు తను బాధపడి ఆ తర్వాత మరణించే అవకాశం ఉంది అని చెప్పారు. కనీసం 3-4 రోజులైనా సమయం పడుతుంది అని చెప్పి మరి అక్కడ వెళ్ళినటువంటి సైనికులు యేసుని స్పృహ కోల్పోయిన యేసుని చూసి చనిపోయాడని భ్రమపడి వచ్చి పీలాతుకు తెలియచేస్తారు. అక్కడ యేసుబు వచ్చి ఆ శరీరాన్ని అడిగినప్పుడు, యేసు యొక్క శరీరాన్ని అడిగినప్పుడు ఆ పీలాతు ఆశ్చర్యపోతాడని చెప్పాను. ఆ ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపోయాడు. ఇంత తొందరగా చనిపోయాడని పీలాతు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు? అంత తొందరగా ఎవరూ చనిపోరు కాబట్టి పీలాతు ఆశ్చర్యపోయాడని చెప్పాను. దానికి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ప్రతిదాన్ని కాదని చెప్పాల్సిందే కదా అనే ఉద్దేశం. కాబట్టి దీన్ని కూడా వారు ఏ విధంగా ఖండించారంటే ఇంతలోనే చనిపోయానా అంటే టైం గురించి కాదు, మరి అక్కడ ఏదో సూపర్ మెన్ లాగా యేసు వారు అద్భుతం చూపిస్తారు, శిలువించి తప్పించుకుంటారు, దూకి పారిపోతారేమో, చనిపోడు అనుకుని ఆ ఉద్దేశంతో చెప్పారు అన్నారు. అప్పుడే మరణించాడా అంటే అక్కడ ఆశ్చర్యం దేనికి? తొందరగా చచ్చిపోయాడు కాదు, ఆయన అన్ని అద్భుతాలు చేసిన దైవశక్తి కలిగిన వాడు చచ్చిపోయాడా అంటే ప్రజలు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యేసు ప్రభుని ఒక సూపర్ మ్యాన్ లాగా సిలువ మేచి దూకేస్తాడు, మరలా అక్కడ మిరాకిల్ జరుగుతుంది, ఇంకా ఏదో సంథింగ్ సంథింగ్ సంథింగ్ జరుగుతుంది. చూడండి, అంటే ఏదో ఒకటి చెప్పడం కాదండి, వాక్యం స్పష్టంగా దీనికి ఏదో హెబ్రో గ్రీకో ఇంగ్లీషు భాష అవసరం లే, తెలుగు కనీసంగా వచ్చి ఉంటే చాలు. ఉదాహరణకి ఈ వాక్యం బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. బైబిల్లో మార్కు సువార్త 15:44 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పీలాతు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి, ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి, అక్కడ ఏమని లేదు, ఆయన చనిపోయానా అని ఆశ్చర్యపడి అని లేదు, ఆయన ఇంతలోనే చనిపోయానా అంటే ఏమిటి? ఇంత తొందరగా చనిపోయాడా? టైం గురించి కాదు అన్నారు. ఆశ్చర్యపడి ఏం చేశాడు పీలాతు? ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి అడుగుతున్నాడు. మళ్ళీ ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతనిని అడిగాను. ఆయన చనిపోయానా అని అతనిని అడిగాను అని లేదు, ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతనిని అడిగాను. ఇంతలోనే చనిపోయానా అంటే ఇంత తొందరలో చనిపోయాడా, ఇంత తక్కువ సమయంలో చనిపోయాడా? ఎవరు కూడా ఇంత తక్కువ సమయంలో చనిపోరు కదా. ఇంతలోనే చనిపోయానా అని స్పష్టంగా ఉన్న లేఖనాన్ని కూడాను ఆయన ఇంతలోనే అంటే టైం గురించి కాదు, సూపర్ మ్యాన్ లా దూకేస్తారని అన్నారు. ఇది ఎలాంటి విషయం అంటే మసిపూసి మారడిగా చేసినట్టుగా ఉంది ఆయన మాటలు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు విషయ అవగాహన లేకుండా గుడ్డిగా వాదించారంటానికి మరొక ఉదాహరణ చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వాక్యం గురించి నేను తెలియచేశాను. ఇది యేసు వారికి సంబంధించిన లేఖనము అని చెప్పాను. ఆ లేఖనంలో ఏముంది? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోకి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు అని ఈ 4 విషయాలు చెప్పి ఈ 4 విషయాలు యేసు వారి విషయంలో నెరవేరాయి అన్నాను. మరి ఈ 4 విషయాల్లో 2వ విషయం ఏమిటి? అతను గోతిలోకి పోడు అనే విషయంలో వివరించుకుంటూ యూదుల సాంప్రదాయం ప్రకారముగా ఈ భూమి లోపల గోతి తీసి గోతిలో యేసువారిని పూడ్చిపెట్టలేదు, గోతిలోకి యేసువారు పోలేదు. యేసువారిని ఎక్కడ పెట్టారు? యేసేబు అనే వ్యక్తి తన కోసం ప్రత్యేకంగా తొలపించుకున్నటువంటి ఒక రాతిలో తొలపించుకున్న గదిలో పెట్టడం జరిగింది. అంటే యేసువారు గోతిలోకి పోలేదు అని నేను చెప్పాను అని ఆ యొక్క రాతిలో తొలపించుకున్న గది గురించి వివరించుకుంటూ అది ఎలా ఉంటుందంటే ఆ గదిలోకి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కొంతమంది కలిసి కూర్చోవచ్చు కూడా, అంత విశాలంగా ఉంటుంది అన్నాను. ఈ విషయాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఎలా ఖండించుకుంటూ మాట్లాడారంటే, షఫీ గారు ఏమన్నారంటే పెద్దగా సమాధి ఉండదు, పెద్దగా సమాధి ఉంటే అది సమాధే కాదు అన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సమాధులే కట్టుకుంటారు, మీరు తాజ్ మహల్ చూడలేదా అన్నారు. ఈ రోజు తాజ్ మహల్ చూడండి, చాలా పెద్దది, అలాగే అని చెప్పి లోపల డెడ్ బాడీ లేదని దూరుకుంటారా? తాజ్ మహల్ అంత పెద్దగా ఉంది అంటే అది గోతి కాదా అన్నారు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వారి జీవితంలో ఒక్కసారి కూడా ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ దర్శించలేదని నాకు అర్థమైపోయింది. కనీస అవగాహన కూడా లేదు. చూడండి, తాజ్ మహల్ కట్టడమే, ముంతాజ్ మరణించినప్పుడు తన భర్త నుండి షాజహాన్ తన సమాధి చేసి అంటే గోతి తీసి గోతిలో పాతి పెట్టి తన భార్య మీద ప్రేమ కొద్ది తాజ్ మహల్ కట్టడం కట్టాడు. అంటే తాజ్ మహల్ లోపలేముంది? గోతి తీయబడింది, గోతిలో పూడ్చిపెట్టబడింది, గోతిలోకి పోయింది ముంతాజ్. కానీ యేసువారు గోతిలోకి పోడు అనే లేఖనం ఉంది, యేసువారు గోతిలోకి పోలేదు. చూడండి మరొక విషయం ఉన్నారు తెలుసా, ఎన్టీఆర్ గారి సమాధి హైదరాబాద్ లో అంత పెద్దగా ఉంది, దాంట్లో సమాధి కాదా అన్నారు. ఎన్టీఆర్ గారి సమాధి హైదరాబాద్ లో చాలా పెద్దది, అలాగే అని చెప్పి లోపల ఎన్టీఆర్ గారి మృతదేహం కాదంటే ఊరుకుంటారా? అంటే అసలు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్ గారు అసలు మతిస్థిమించి మాట్లాడారా అని అనుమానం కూడా వస్తుంది. లేక చరిత్ర తెలియదా? ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన్ని పూడ్చిపెట్టారా, ఏం చేశారు, ఆయన్ని దహనం చేశారు, ఆయన శవాన్ని కాల్చేశారు? మరి ఈ విషయం కూడా తెలియకుండా అన్ని తీసి పాతి పెట్టారు, పెద్ద సమాధి ఉందని మాట్లాడుతున్నారంటే ఎంత గుడ్డిగా మాట్లాడారు చూడండి. ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా కట్టడం కట్టడం జరిగింది, అక్కడ తన సమాధి పాతి పెట్టడం జరగలేదు. కానీ యేసువారిని బైబిల్ ప్రకారంగా ఏ రాతిలో అయితే పెట్టారో ఆ రాతిలో గోతి తీసి గోతిలో పెట్టడం జరగలేదు, పైన గోతి లోపల పడుకోబెట్టడం జరిగింది. కావాలంటే బైబిల్ వీడియోస్ అని బైబిల్లో ఉన్నట్టు ప్రతి సంఘటన నుంచి బైబిల్ వీడియో తీసి ప్రజలకు ఈజీగా అర్థం అవడం కోసం ఇంటర్నెట్ లో కూడా వెబ్సైట్ బైబిల్ వీడియోస్ అనే పేరుతో ఉంది. దాంట్లో ఈ క్లిప్ ని మీరు చూడండి. చూశారు కదా, రాతి లోపల యేసువారు గోతిలోకి లేకుండా, గోతిలో కాకుండా పైన ఏ విధంగా ఉన్నారు? గోతిలోకి పోలేదన్న లేఖనం ఏ విధంగా నెరవేరిందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఎలాంటి అవగాహన లేకుండా గుడ్డిగా మాట్లాడారన్న వాస్తవం కూడా మనకు తెలుస్తుంది. మరియు మరొక విషయాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యంలో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగున ఈ మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని లేఖనం ఉంది. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తాడు, ఏ విధంగా అయితే మోషే సర్పాన్ని ఎత్తాడో ఆ విధంగానే మనుష్య కుమారుడు ఎత్తబడతాడు అని ఉంది. మరి అరణ్యంలో మోషే సజీవంగా ఉన్న సర్పాన్ని ఎత్తాడా, మరణించినటువంటి సర్పాన్ని ఎత్తాడా, సజీవంగా ఉన్న సర్పాన్ని ఎత్తాడా నేను తెలియజేశాను. ఉదాహరణకి మోషే తన చేతిలో కర్ర ఉంది, కర్రని కింద పడేయగానే సర్పంలా మారిపోయింది. సజీవంగా ఉన్న ఆ సర్పాన్ని మోషే ఎత్తాడు. సజీవంగా ఉన్న సర్పాన్ని ఎత్తారు కాబట్టి ఆలాగునే యేసు కూడా సజీవంగా లేపబడతారు అని నేను తెలియచేశాను. తెలియజేస్తే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ దానికి ఏమన్నారంటే, మోషే కర్ర పడేసి పైకి లేపింది అది అరణ్యంలో కాదు, ఫరో ముందు జరిగింది అన్నారు. అరణ్యములో అనుంది, మోషే కర్ర కిందేస్తే పాము అయింది, పాము పైకెత్తే కర్ర అయింది. అది ఎప్పుడు? అరణ్యంలో కాదు, ఫరో ముందు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు జరిగింది. కానీ ఇశ్రాయేలుని నడిపించే అరణ్యంలో మాత్రం ఆ కార్యం జరగలేదు. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి ఫరో ముందు మోషే సర్పాన్ని ఎత్తిన విషయమే తెలుసు, కానీ అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విషయం సంఘటన తెలియదని నాకు అప్పుడు అర్థమైంది. అయితే అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన సంఘటన విషయం ఎక్కడ ఉంది? నిర్గమకాండము 4:2-4 చూసినట్లయితే అక్కడ సీనాయి అరణ్యంలో హోరేబు కొండ సమీపంలో ఉన్నటువంటి సంఘటన, అక్కడ ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మోషేతో, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. కింద పడే ఉన్నాడు, కింద పడేశాడు, అది సర్పంగా మారడం జరిగింది. సజీవంగా ఉన్న సర్పాన్ని అక్కడ ఎత్తడం జరిగింది. అది అరణ్యంలోనే జరిగింది. కానీ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అది అరణ్యంలో కాదు, ఫరో దగ్గర జరిగింది అన్నారు. అవును, ఫరో దగ్గర కూడా జరిగింది. నేను చెప్పింది ఫరో దగ్గర ఉన్న విషయం కాదు, అరణ్యంలో జరిగిన విషయం. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి అరణ్యంలో ఈ సంఘటన జరిగిన విషయము తెలియక విధంగా మాట్లాడారు. అయితే వారేమన్నారంటే ఆ లేఖనం నెరవేర్పు ఏమిటయ్యా అంటే, సంఖ్యాకాండము 21:8-9 చూపించారు. అక్కడేముంది? దేవుడు మోషతో ఆజ్ఞాపించాడు, సర్పం యొక్క ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అని ఆజ్ఞాపిస్తే సర్పం యొక్క ప్రతిమను చేసి మోషే స్తంభం మీద పెట్టాడు. అది చూపించారు. అక్కడ సర్పము సజీవంగా లేదు, ప్రతిమ ఉంది, అది నిర్జీవంగా ఉందన్నారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తను అనే మాటది ఎత్తడి సర్పాన్ని గురించి మాట్లాడిన మాట. మోషే అరణ్యములో ఎత్తడి సర్పాన్ని ఎత్తాడు, కానీ బ్రతుకున్న సర్పాన్ని ఎత్తాడు. అసలు లేఖనంలో ఏముంది? యోహాను సువార్త 3:15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తును అని ఉందా? అరణ్యంలో మోషే సర్పం యొక్క ప్రతిమను ఎలాగూ ఎత్తును అని ఉందా? ప్రతిమ ప్రస్తావన లేదు అక్కడ. లేఖనంలో సర్పం యొక్క ప్రస్తావన ఉంది, అరణ్యంలో సర్పాన్ని ఎత్తింది. నిర్గమకాండము 4:2-4 నుండి విషయము. ఇక్కడ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వారు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడారు. వారికి ఒక విషయం తెలుసు, మరొక విషయం తెలియదు. ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే ఈ విధంగానే ఉంటుంది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తును, సజీవముగా ఎత్తును, అలాగునే ఈ మనుష్య కుమారుడు సజీవంగా ఎత్తబడ్డాడన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ డిబేట్ కార్యక్రమంలో అనేక లేఖనాలు దేవుడు బయలుపరిచాడు. ఈ లేఖనాల వెలుగులో యేసు శిలువపై చనిపోలేదు అనే బ్రహ్మాండమైనటువంటి వాస్తవము స్పష్టంగా దేవుడు ఇక్కడ తెలియజేశాడు. మరి ఇంత స్పష్టమైన లేఖనాలు మనకి తెలిసిన తర్వాత మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ సత్యాన్ని స్వీకరించడమో లేక కనీసంగా మౌనంగా ఉండడమో కాకుండా సత్యాన్ని మొత్తాన్ని దాచేసి సత్యం మాట్లాడినటువంటి విషయాలని వీడియో నుంచి కట్ చేసి కేవలం తన ప్రసంగాన్ని ఉంచి రిలీజ్ చేయడం అనేది ఇక్కడ సూచనీయము. అయితే క్రీస్తు శిలువపై చనిపోయారు మానవాళి పాపాల నిమిత్తము, మరి పాపాలు పరిహారం కోసం క్రీస్తు శిలువపై చనిపోయారనే విశ్వాసాన్ని ఏదైతే కలిగి ఉన్నారో ఈ విశ్వాసం పరలోకంలో నిలవదు, ఈ విశ్వాసం పరలోకంలో కొట్టివేయబడుతుందని బైబిలే సాక్ష్యం చెప్తుంది. బైబిల్ గ్రంథము యెషయా గ్రంథము 28:18 చూసినట్లయితే, మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడను, పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. మరణంతో ఏదైతే మీరు నిబంధన చేసుకున్నారో, మా పాపాల కోసం యేసు మరణించారు, మరణంతో ఏదైతే నిబంధన చేసుకున్నారో అది పాతాళంలో కొట్టివేయబడుతుంది. ఏదైతే ఒడంబడిక మీరు చేసుకున్నారో అది నిలవదు, అది కొట్టివేయబడుతుందని బైబిలే స్వయంగా చెప్తున్నారు. అయితే క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా అనే విషయంపై చర్చించాల్సిన అవసరం ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది క్రైస్తవుల యొక్క మూల విశ్వాసమే మా పాపాల కోసము యేసు శిలువపై మరణించారు, ఈ విషయాన్ని నమ్మడం ద్వారా మాకు నిత్య జీవము అనే ఆలోచనలో ఉన్నారు. మరి నేటి జరిగినటువంటి ఈ డిబేట్ లో దేవుడు వాస్తవాన్ని బయలుపరిచాడు, క్రీస్తు శిలువపై చనిపోలేదని. మరి నిత్య జీవం కోసం క్రైస్తవ సోదరులందరూ కూడాను క్రైస్తవ్యాన్ని వదిలి మరొక దారిని వెతుక్కోక తప్పదు. అందుకే సృష్టికర్తన దైవం ఆహ్వానిస్తున్నాడు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో నిత్య జీవానికి ఒకే ఒక మార్గం, మనస్ఫూర్తిగా అషదు అన్ లా ఇలాహా ఇల్లల్లా వాషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు అని సాక్ష్యం పలకడం. అంటే నేను సాక్ష్యం చెప్తున్నాను, సృష్టికర్తన అల్లా తప్ప ఇంకెవరు కూడా ఆరాధన అర్హులు లేరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా పంపిన చిట్ట చివరి ప్రవక్త అని విశ్వసించి ఖురాన్ వెలుగులో జీవితాన్ని గడపడం, ఈ విధంగా జీవితం గడపడంలోనే నిత్య జీవం ఉంది, మరొక మార్గం లేదు అన్న విషయము మనకి ఇక్కడ వాస్తవం బయలుపడుతుంది. మరి జరిగినటువంటి డిబేట్ ని మీరందరూ వీక్షించారు. అయితే చివరగా ఖురాన్ మరియు బైబిల్లో అనేక వాస్తవాలని తెలుసుకునేందుకు నేను ప్రసంగించినటువంటి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే సిడిని మీరు తప్పకుండా వీక్షించండి. అదేవిధంగా ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు బోధనలో దేవుడు ఎవరు, మరియు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో రక్షకుడు ఎవరు, అదేవిధంగా ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పాపము దాని పరిహారం ఏమిటి మరియు రక్షణ ఎలా అనే ఈ సిడిని కూడా మీరు తప్పకుండా వీక్షించండి. బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన ఎక్కడ ఎలా ఉందనే విషయము, అదేవిధంగా ఇస్లాంపై అపార్థాలు యథార్థాలు ఇంకా అనేక సిడిలు ఉన్నాయి. ఇస్లాం గురించి మరింత అవగాహన మనం తెలుసుకోవడం కోసము మీరు తప్పకుండా యుఏఆర్సీ నుండి ఈ సిడిలు మీరు పొంది వీటన్నిటి కూడా మీరు వీక్షించి సత్యాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. చివరగా సృష్టికర్తను అల్లాహతో నేను దువా చేస్తున్నాను. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మరి వారు సత్యాన్ని పరిశీలించాలని, సత్యాన్ని కనీసం ఇప్పుడైనా స్వీకరిస్తారని, వారు స్వీకరించే భాగ్యాన్ని అల్లా వారికి ప్రసాదించాలని అల్లాతో దువా చేస్తున్నాను. మరి ఈ వీడియో సైడ్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వీక్షించే ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా దేవుడు మెత్తపరచాలి, ఇస్లాంని అర్థం చేసుకునే భాగ్యాన్ని వారికి ప్రసాదించాలి. ఈ రోజు మనం చర్చలో తేలినటువంటి బయలుపడి వాస్తవం, క్రీస్తు శిలువపై చనిపోలేదు సజీవంగా పైకి ఎత్తుకోబడ్డారనే వాస్తవాన్ని గ్రహించే భాగ్యాన్ని అందరికీ దేవుడు ప్రసాదించాలని అల్లాతో నేను దువా చేస్తున్నాను. ఆమీన్. వాఖరుద్దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.